దేవాదివి దివి దేవా దేవాదివి కృణ్వంతి కృణ్వంతి దివి దేవా దేవాదివి కృణ్వంతి దివి కృణ్వంతి కృణ్వంతి దివి దివి కృణ్వంతి భక్ష్యం భక్ష్యం కృణ్వంతి దివి దివి కృణ్వంతి భక్ష్యం కృణ్వంతి భక్ష్యం భక్ష్యం కృణ్వంతి కృణ్వంతి భక్ష్యయా భక్ష్యం కృణ్వంతి కృణ్వంతి భక్ష్యయా భక్ష్యయా భక్ష్యం భక్ష్యయా అంతరిక్షే అంతరిక్షే యా భక్ష్యం భక్ష్యయా అంతరిక్షే యా అంతరిక్షే అంతరిక్షే యా అంతరిక్షే బహుధా బహుధా అంతరిక్షే యా అంతరిక్షే బహుధా అంతరిక్షే బహుధా బహుధా అంతరిక్షే అంతరిక్షే బహుధా భవంతి భవంతి బహుధా అంతరిక్షే అంతరిక్షే బహుధా భవంతి బహుధా భవంతి భవంతి బహుధా బహుధా భవంతి బహుధేతి బహుధా భవంతీతి భవంతి యా పృథివీం పృథివీం యా పృథివీం పయసా పయసా పృథివీం యా పృథివీం పయసా పృథివీం పయసా పయసా పృథివీం పృథివీం పయసోందం చుందంతి పయసా పృథివీం పృథివీం పయసోందంతి పయసోందం చుందంతి పయసా పయసోందంతి శుక్రా శుక్రా ఉందంతి పయసా పయసోందంతి శుక్రా ఉందంతి శుక్రా శుక్రా ఉందంత్యుందంతి శుక్రాస్తాస్తా శుక్రా ఉందంత్యుందంతి శుక్రాస్తా శుక్రాస్తాస్తా శుక్రా శుక్రాస్తానో నస్తా శుక్రా శుక్రాస్తానః తానో నస్తాస్తాన ఆప ఆపో నస్తాస్తాన ఆపః న ఆప ఆపో నో న ఆపశ్యకోశమాపో నో న ఆపశ్యం ఆవశ్యకోశమాప ఆవశ్యగ్యోనాశ్యోనాశ్యమాపశ్యగ్యోనాశ్యోనాశ్యకోశగ్యోనాభవంతు భవంతు శివేన మామా శివేన శివేన మా చక్షుషా చక్షుషా మా శివేన శివేన మా చక్షుషా మా చక్షుషా చక్షుషా మా చక్షుషా పశ్యత పశ్యత చక్షుషా మా చక్షుషా పశ్యత చక్షుషా పశ్యత పశ్యత చక్షుషా చక్షుషా పశ్యతాపహాపః పశ్యత చక్షుషా చక్షుషా పశ్యతాపహ పశ్యతాపహాపః పశ్యత పశ్యతాప శివయా శివయాపః పశ్యత పశ్యతాప శివయా ఆప శివయా శివయాప ఆప శివయా తనువా తనువా శివయాప ఆప శివయా తనువా శివయా తనువా తనువా శివయా శివయా తనువో భోప తనువా శివయా శివయా తనువోప తనువో భోప తనువా తనువోప స్పృశత స్పృశగోప తనువా తనువోప స్పృశత ఉపస్పృశత స్పృశగో భోప స్పృశతత్వజం త్వజగ్గస్పృశతో భోప స్పృశతత్వజం స్పృశతత్వజం త్వజగ్గస్పృశత స్పృశతత్వజం మే మే త్వజగ్గస్పృశత స్పృశతత్వజం మే త్వజం మే మే త్వజం త్వజం మే మైతి మే సర్వాగో అగ్నిగోరగ్నీన్ సర్వాన్ సర్వాగో అగ్నిగోరప్సుషదో అప్సుషదో అగ్నీన్ సర్వాన్ సర్వాగో అగ్నిగోరప్సుషద అగ్నిగోరప్సుషదో అప్సుషదో అగ్నిగోరగ్నిగోరప్సుషదో హువే హువే అప్సుషదో అగ్నిగోరగ్నిగోరప్సుషదో హువే అప్సుషదో హువే హువే అప్సుషదో అప్సుషదో హువే వో వో హువే అప్సుషదో అప్సుషదో హువే వః అప్సుషద ఇత్యప్సు సదః హువే వో వో హువే హువే భోమయి మయి వో హువే హువే భోమయి వో మయి మయి వో వో మయి వర్చో వర్చో మయి వో వో మయి వర్చః మయి వర్చో వర్చో మయి మయి వర్చో బలం బలం వర్చో మయి మయి వర్చో బలం వర్చో బలం బలం వర్చో వర్చో బలమోజ ఓజో బలం వర్చో వర్చో బలమోజ బలమోజ ఓజో బలం బలమోజో నిన్యోజో బలం బలమోజోని ఓజో నిన్యోజ ఓజో నిధత్త ధత్తన్యోజ ఓజో నిధత్త నిధత్త ధత్తని నిధత్త ధత్తేతి ధత్త రదో దో యజ్ఞదః సంప్రయతి సంప్రయతి రదో యజ్ఞదః సంప్రయతి అదస్సం ప్రయతీస్సం ప్రయతీరదోదస్సం ప్రయతీరహావహౌ సంప్రయతీరదోదస్సం ప్రయతీరహౌ సంప్రయతీరహావహౌ సంప్రయతీస్సం ప్రయతీరహావన దతాన దతాహౌ సంప్రయతీస్సం ప్రయతీరహావన దత సంప్రయతీరితి సంప్రయతీః అహావన దతాన దతాహావహావన దతాహతే హతేన దతాహావహావన దతాహతే అనదత హతే హతేన దతాన దతాహతే హత ఇది హతే తస్మాదాతస్మాత్ తస్మాదా నద్య నద్య ఆ తస్మాత్ తస్మాదా నద్య ఆనద్య నద్య ఆనద్య నామ నామ నద్య ఆనద్య నామ నద్య నామ నామ నద్య నద్య నామస్థస్థ నామ నద్య నద్య నామస్థ నామస్థస్థ నామ నామస్థ తాస్థ నామ నామస్థస్థస్థ దావోవస్థస్థస్థ దావ రావోవస్థావో నామాని నామాని వస్తావో నామాని వో నామాని నామాని వో వో నామాని సింధవ సింధవో నామాని వో వో నామాని సింధవ నామాని సింధవ సింధవో నామాని నామాని సింధవ సింధవైతి సింధవ యత్ ప్రేషితా వరుణేన వరుణేన ప్రేషితా యత్ ప్రేషితా వరుణేన ప్రేషితా వరుణేన వరుణేన ప్రేషితా ప్రేషితా వరుణేన తాస్తా వరుణేన ప్రేషితా ప్రేషితా వరుణేన తా ప్రేషితా ఇది ప్రాషితా వరుణేన తాస్తా వరుణేన వరుణేన తా శీభగో శీభంతా వరుణేన వరుణేన తా శీభం శీభగో శీభంతాస్తా శీభగో సమవల్గత సమవల్గత శీభంతాస్తా శీభగో సమవల్గత శీభగో సమవల్గత సమవల్గత శీభగో శీభగో సమవల్గత సమవల్గతేది సమ్ అవల్గత ప్రోదింద్ర ఇంద్ర ఆప్నోదింద్ర ఇంద్ర ఆప్నోదింద్రో వోవ ఇంద్ర ఆప్నోదింద్రో వహ ఇంద్రో వోవ ఇంద్ర ఇంద్రో వోయతీర్యతీర్వ ఇంద్ర ఇంద్రో వోయతీ వోయతీర్యతీర్వో వోయతీస్తస్మాత్తస్మాయతీర్వో వోయతీస్తస్మాత్ యదేస్తస్మాత్తస్మాద్యదేర్యదేస్తస్మాదాప ఆపస్తస్మాద్యదేర్యదేస్తస్మాదాప తస్మాదాప ఆపస్తస్మాత్తస్మాదాపో అన్వన్వాపస్తస్మాత్తస్మాదాపో అను ఆపో అన్వన్వాప ఆపో అనుస్థనస్థనాన్వాప ఆపో అనుస్థన అనుస్థనస్థనాన్వనుస్థన సమేదిస్థన అవగామగ్రస్యందమానాస్యందమానా అవగామముపగామగ్రస్యందమానా అవీవరతావీవరతస్యందమానా అవగామముపగామగ్రస్యందమానా అవీవరత అపకామమిత్యపాకామం స్యందమానా అవీవరతావీవరతస్యందమానాస్యందమానా అవీవరత భో భో వీవరతస్యందమానాస్యందమానా అవీవరతవః అవీవరత భో భో వీవరత వీవరత భోహిక గోహికం భో వీవరత వీవరత భోహికం ఓహిక గోహికం భో గోహికం హికమిది హికం ఇంద్రో భోవ ఇంద్ర ఇంద్రవశక్తిభిశక్తిభిర్వ ఇంద్ర ఇంద్రవశక్తిభిః వశక్తిభిశక్తిభిర్వో వశక్తిభిర్దేవీర్దేవీశక్తిభిర్వో వశక్తిభిర్దేవీః శక్తిభిర్దేవీర్దేవీ శక్తిభిశక్తిభిర్దేవీస్తస్మాత్తస్మాద్దేవీ శక్తిభిశక్తిభిర్దేవీస్తస్మాత్ శక్తిభిర్ది శక్తిభిస్తస్మాత్తస్మాద్దేవీర్దేవీస్తస్మాద్వార్వాస్తస్మాద్దేవీర్దేవీస్తస్మాద్వా తస్మాత్తస్మాద్వార్నామనామవాస్తస్మాత్తస్మాద్వార్నామ ఏకో దేవో దేవ ఏక ఏకో దేవో అప్యపి దేవ ఏక ఏకో దేవో అపి దేవో అప్యపి దేవో దేవో అప్యతిష్టదతిష్టదపి దేవో దేవో అప్యతిష్టద్ అప్యతిష్టదతిష్టదప్యప్యతిష్టత్స్యందమానాస్యందమానా అతిష్టదప్యప్యతిష్టత్స్యందమానా అతిష్టత్స్యందమానాస్యందమానా అతిష్టదతిష్టత్స్యందమానా యథావశం యథావశగ్రస్యందమానా అతిష్టదతిష్టత్స్యందమానా యథావశం స్యందమానాయథావశం యథావశగ్స్యందమానాస్యందమానాయథావశం యథావశమిది యథావశం ఉదానిషురానిషురుదానిషుర్మహీర్మహీరానిషురుదానిషుర్మహీ ఆనిషుర్మహీర్మహీరానిషురానిషుర్మహీరితీతి మహీరానిషురానిషుర్మహీరితి మహేరితి మహేర్మహేరితి తస్మాత్తస్మాదితి మహేర్మహేరితి తస్మాత్ ఇతి తస్మాత్తస్మాదితి తస్మాదుదకముదకం తస్మాదితి తస్మాదుదకం తస్మాదుదకముదకం తస్మాత్తస్మాదుదకముచ్యత ఉచ్యత ఉదకం తస్మాత్తస్మాదుదకముచ్యతే ఉదకముచ్యత ఉచ్యత ఉదకముదకముచ్యతే ఉచ్యత ఇత్యుచ్యతే ఆపో భద్రా భద్రా ఆప ఆపో భద్రా ఘృతం ఘృతం భద్రా ఆప ఆపో భద్రా ఘృతం భద్రా ఘృతం ఘృతం భద్రా భద్రా ఘృతమిది ఘృతం భద్రా భద్రా ఘృతమిది ఘృతమిది ఘృతం ఘృతమిదాప ఆప ఇద్ఘృతం ఘృతమిదాప ఇదాప ఆప ఇది తాప ఆసురాసురాప ఇది తాప ఆసు ఆప ఆసురాసురాప ఆప ఆసురగ్నిషోమాగ్నిషోమా వాసురాప ఆప ఆసురగ్నిషోమౌ ఆసురగ్నిషోమా అగ్నిషోమా వాసురాసురగ్నిషోమో బిభ్రతి బిభ్రత్యగ్నిషోమా వాసురాసురగ్నిషోమో బిభ్రతి అగ్నిషోమో బిభ్రతి బిభ్రత్యగ్నిషోమా అగ్నిషోమో బిభ్రత్యాప ఆపో బిభ్రత్యగ్నిషోమా అగ్నిషోమో బిభ్రత్యాప అగ్నిషోమా విత్యగ్ని సోమో బిభ్రత్యాప ఆపో బిభ్రతి బిభ్రత్యాప ఇది దాపో బిభ్రతి బిభ్రత్యాప ఇది ఆప ఇది దాప ఆప ఇత్తాస్త ఇదాప ఆప ఇత్తాస్తీవ్రోరసస్తీవ్రస్తీవ్రోరసో మధుభృజాం మధుభృజాగోరసస్తీవ్రస్తీవ్రోరసో మధుభృజాం రసో మధుభృజాం మధుభృజాగోరసోరసో మధుభృజామరంగమో అరంగమో మధుభృజాగోరసోరసో మధుభృజామరంగమః మధుభృజామరంగమో అరంగమో మధుభృజాం మధుభృజామరంగమ ఆరంగమో మధుభృజాం మధుభృజామరంగమ ఆ మధుభృజామితి మధుభృజాం అరంగమ ఆరంగమో అరంగమ ఆమామారంగమో అరంగమ ఆమామామైత్యరంగమ ఆమామామ ప్రాణేన ప్రాణేన మామా ప్రాణేన ప్రాణేన ప్రాణేన మామా ప్రాణేన సహ సహ ప్రాణేన మామా ప్రాణేన సహ ప్రాణేన సహ సహ ప్రాణేన ప్రాణేన సహ వర్చసా సహ ప్రాణేన ప్రాణేన సహ వర్చసా ప్రాణేనేది ప్రా అనేన సహ వర్చసా వర్చసా సహ సహ వర్చసా గన్ గను వర్చసా సహ సహ వర్చసా గన్ వర్చసా గన్ గను వర్చసా వర్చసా గన్ గన్నితి గన్ ఆది దాదాశ్యామి పశ్యామి దాదాశ్యామి పశ్యామి పశ్యామి పశ్యామ్యుతోద పశ్యామి పశ్యామ్యుత పశ్యామ్యుతోద పశ్యామి పశ్యామ్యుత వాత పశ్యామి పశ్యామ్యుత వాతవా భోతోత వా శృణోమి శృణోమి భోతోత వా శృణోమి వా శృణోమి శృణోమి వా శృణోమ్యా శృణోమి వా శృణోమ్యా శృణోమ్యా శృణోమి శృణోమ్యా మామా శృణోమి శృణోమ్యా మా ఆ మామా ఘోషో ఘోషో మామా ఘోష మా ఘోషో ఘోషో మామా ఘోషో గచ్చతి గచ్చతి ఘోషో మామా ఘోషో గచ్చతి ఘోషో గచ్చతి గచ్చతి ఘోషో ఘోషో గచ్చతి వాగ్ వాగ్ గచ్చతి ఘోషో ఘోషో గచ్చతి వాగ్ గచ్చతి వాగ్ వాగ్ గచ్చతి గచ్చతి వాంగ్నో నో వాగ్ గచ్చతి గచ్చతి వాంగ్నః వాంగ్నో నో వాగ్ వాంగ్న ఆసామాసాన్నో వాగ్ వాంగ్న ఆసాం ఆసామాసాన్నో నాసాం ఆసామిత్యాసాం మన్యే భేదానో భేదానో మన్యే మన్యే భేదానో అమృతస్యామృతస్య భేదానో మన్యే మన్యే భేదానో అమృతస్య భేదానో అమృతస్యామృతస్య భేదానో భేదానో అమృతస్య తరిహి తస్యమృతస్య భేదానో భేదానో అమృతస్య తరిహి అమృతస్య తరిహి తస్యమృతస్యామృతస్య తరిహి హిరణ్యవర్ణ హిరణ్యవర్ణాస్తర్యమృతస్యామృతస్య తరిహి హిరణ్యవర్ణ హిరణ్యవర్ణ హిరణ్యవర్ణాస్తరిహి తరిహి హిరణ్యవర్ణ అతృపమతృపమో హిరణ్యవర్ణాస్తరిహి తరిహి హిరణ్యవర్ణ అతృపం హిరణ్యవర్ణ అతృపమతృపగో హిరణ్యవర్ణ హిరణ్యవర్ణ అతృపయ్యదాతృపగో హిరణ్యవర్ణ హిరణ్యవర్ణ అతృపయ్యదా హిరణ్యవర్ణ ఇది హిరణ్యవర్ణ అతృపయ్యదా యదాతృపమతృపయ్యదా వో వో యదాతృపమతృపయ్యదా వహ యదా వో వో యదా యదా వహ వైది వహ ఆబోహిష్యావ ఆబోహిష్ఠస్థ్యావ ఆబోహిష్ఠ హిష్ఠస్థ హిష్ఠామయో భువో మయో భువస్థ హిష్ఠామయో భువ

శ్రేయస్వదిశ్రేయస్వాంతరిక్షే శ్రేయస్వాంతరిక్షే అంతరిక్షే శ్రేయస్వ శ్రేయస్వాంతరిక్షే యదస్వయదస్వాంతరిక్షే శ్రేయస్వ శ్రేయస్వాంతరిక్షే యదస్వ అంతరిక్షే యదస్వయదస్వాంతరిక్షే అంతరిక్షే యదస్వ పృథివ్యా పృథివ్యా యదస్వాంతరిక్షే అంతరిక్షే యదస్వ పృథివ్యా యదస్వ పృథివ్యా పృథివ్యా యదస్వ యదస్వ పృథివ్యా సమోసం పృథివ్యా యదస్వ యదస్వ పృథివ్యాసం పృథివ్యా సమోసం పృథివ్యా పృథివ్యా సంభవ భవ సంపృథివ్యా పృథివ్యా సంభవ సంభవ భవ సగో సంభవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసంభవ సగో సంభవ బ్రహ్మవర్చసం భవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసంభవ భవ బ్రహ్మవర్చసమస్యసి బ్రహ్మవర్చసంభవ భవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసమస్యసి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయాసి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం అసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయాసి బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయాసి బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మ వర్చసాయ హేతి త్వా అపాంగ్రహాంగ్రహానపామపాంగ్రహాన్ గృహ్ణాది గృహ్ణాది గ్రహానపామపాంగ్రహాన్ గృహ్ణాది గ్రహాన్ గృహ్ణాది గృహ్ణాది గ్రహాన్ గ్రహాన్ గృహ్ణాత్యేతృహ్ణాది గ్రహాన్ గ్రహాన్ గృహ్ణాత్యేతృహ్ణాత్యేతృహ్ణాది గృహ్ణాత్యేతృహ్ణాది గృహ్ణాత్యేతద్వావ ఏతద్వావైతదేతద్వావరాజసూయమో రాజసూయం వావైతదేతద్వావరాజసూయం వావరాజసూయమో రాజసూయం వావరాజసూయం యజ్జద్రాజసూయం వావరాజసూయం యత్ రాజసూయ్యద్రాజసూయగో రాజసూయ్యదేత ఏతే యద్రాజసూయగో రాజసూయ్యదేతే రాజసూయమితి రాజాసూయం యదేత ఏతే యద్యదేతే గ్రహాగ్రహ ఏతే యద్యదేతే గ్రహా ఏతే గ్రహాగ్రహ ఏత ఏతే గ్రహా సవ సవో గ్రహ ఏత ఏతే గ్రహా సవ భ్రాతృవ్యాభిభూత్యా ఇది భ్రాతృవ్యా అభిభూత్యై భవత్యాత్మనాత్మనా భవతి భవత్యాత్మనా పరా పరాత్మనా భవతి భవత్యాత్మనా పరా ఆత్మనా పరా పరాత్మనాత్మనా పరా స్యాస్య పరాత్మనాత్మనా పరా స్య పరాస్యాస్య పరా పరాస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్య పరా పరాస్య భ్రాతృవ్య అస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్యాస్య భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యోస్యాస్య భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవత్యమృతమృతం భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవత్యమృతం భవత్యమృతమృతం భవతి భవత్యమృతం వై వా అమృతం భవతి భవత్యమృతం వై అమృతం వై వా అమృతమృతం వా ఆప ఆపో వా అమృతమృతం వా ఆప వా ఆప ఆపో వై వా ఆపస్తస్మాత్తస్మాదాపో వై వా ఆపస్తస్మాత్ ఆపస్తస్మాత్తస్మాదాప ఆపస్తస్మాదద్భిరద్భస్తస్మాదాప ఆపస్తస్మాదద్ది తస్మాదద్భిరద్భస్తస్మాత్తస్మాదద్భిరవతాంతమవతాంతమధ్యస్తస్మాత్తస్మాదద్భిరవతాంతం అగ్రవతాంతమవతాంతమగ్రద్భ్యవతాంతమభ్యభ్యవతాంతమగ్రద్భ్యవతాంతమభి అవతాంతమభ్యభ్యవతాంతమవతాంతమవిషించి సించభ్యవతాంతమవతాంతమవిషించి అవతాంతమిత్యవతాంతం అభిషించి సించభ్యభిషించి ననసించభ్యభిషించి సించి ననసించి సించి నార్తిమార్తిం నసించి సించి నార్తిం ఆర్తిమార్తిమార్తిమార్తిమార్తిమా ఆర్తిమార్తిమార్తిమార్చత్యుచ్చత్యార్తిమార్తిమార్చతి ఆర్చత్యుచ్చత్యార్చతి సర్వగో సర్వమృచ్చత్యార్చతి సర్వం ఇచ్చతి సర్వగో సర్వమృచ్చత్యక్షతి సర్వమాయురాయుః సర్వమృచ్చత్యక్షతి సర్వమాయుః సర్వమాయురాయుః సర్వగో సర్వమాయురేత్యేత్యాయుః సర్వగో సర్వమాయురేతి ఆయురేత్యేత్యాయురాయురేతి యస్యేత్యాయురాయురేతి యస్య ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యేత ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యః ఉపధీయంతే యోయ ఉపధీయంత ఉపధీయంతే య ఉభూయ ఉపధీయంత ఉపధీయంతే య ఉ ఉపధీయంతరిక్షిపాధీయంతే యఉభూయో యఉచ చో యో యఉచ ఉచచ ఉచైనా ఏనాశ్చ ఉచైనాః చైనా ఏనాశ్చ చైనా ఏవమేవమేనాశ్చ చైనా ఏవం ఏనా ఏవమేవమేనా ఏనా ఏవం వేదవేదైవమేనా ఏనా ఏవం వేద ఏవం వేదవేదైవమేవం వేదాన్నమన్నం వేదైవమేవం వేదాన్నం వేదాన్నమన్నం వేద వేదాన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా ఆప ఆపో వా అన్నమన్నం వా ఆప వా ఆప ఆపో వై వా ఆపః పశవః పశవ ఆపో వై వా ఆపః పశవః ఆపః పశవః పశవ ఆప ఆపః పశవ ఆప ఆపః పశవ ఆప ఆపః పశవ ఆప పశవ ఆప ఆపః పశవః పశవ ఆపోన్నమన్నమాపః పశవః పశవ ఆపోన్నం ఆపోన్నమన్నమాప ఆపోన్నం పశవః పశవోన్నమాప ఆపోన్నం పశవః అన్నం పశవః పశవోన్నమన్నం పశవోన్నాదోన్నాదః పశవోన్నమన్నం పశవోన్నాదః పశవోన్నాదోన్నాదః పశవః పశవోన్నాదః పశుమాన్ పశుమానన్నాదః పశవః పశవోన్నాదః పశుమాన్ అన్నాదః పశుమాన్ పశుమానన్నాదోన్నాదః పశుమాన్ భవతి భవతి పశుమానన్నాదోన్నాదః పశుమాన్ భవతి పశుమాన్ భవతి భవతి పశుమాన్ పశుమాన్ భవతి యస్య భవతి పశుమాన్ పశుమాన్ భవతి యస్య పశుమానిది పశుమాన్ భవతి యస్య భవతి భవతి యస్యైతా ఏతాయస్య భవతి భవతి యస్యైతాః యస్యైతా ఏతాయస్యైతా ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యైతా ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యః ఉపధీయంతే యోయ ఉపధీయంత ఉపధీయంతే య ఉభూయ ఉపధీయంత ఉపధీయంతే య ఉ ఉపధీయంత ఇత్యుపాధీయంతే య ఉభూయో య ఉచచో యోయ ఉచ ఉచచ ఉచైనా ఏనాశ్చ ఉచైనాః చైనా ఏనాశ్చ చైనా ఏవమేవమేనాశ్చ చైనా ఏవం ఏనా ఏవమేవమేనా ఏనా ఏవం వేద వేదైవమేనా ఏనా ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద ద్వాదశ ద్వాదశ వేదైవమేవం వేద ద్వాదశ వేదద్వాదశ ద్వాదశ వేద వేద ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ వేద వేద ద్వాదశ భవంతి ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి ద్వాదశ భవంతి ద్వాదశ ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ మాసా మాసా ద్వాదశ భవంతి భవంతి ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరో మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర మాసా సంవత్సర సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సరేణ సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సర సంవత్సర సంవత్సరేణైవైవ సంవత్సరేణ సంవత్సర సంవత్సర సంవత్సరేణైవ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరేణైవైవ సంవత్సరేణ సంవత్సరేణైవాస్మాస్మా ఏవ సంవత్సరేణ సంవత్సరేణైవాస్మై సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మా అస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మా అస్మా అన్నమవావ అన్నమస్మా అస్మా అన్నమవ అన్నమవావ అన్నమన్నమవరుంధే రుంధేవాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధే వావరుంధే పాత్రాణి పాత్రాణి రుంధే వావరుంధే పాత్రాణి రుంధే పాత్రాణి పాత్రాణి రుంధే రుంధే పాత్రాణి భవంతి భవంతి పాత్రాణి రుంధే రుంధే పాత్రాణి భవంతి పాత్రాణి భవంతి భవంతి పాత్రాణి పాత్రాణి భవంతి పాత్రే పాత్రే భవంతి పాత్రాణి పాత్రాణి భవంతి పాత్రే భవంతి పాత్రే పాత్రే భవంతి భవంతి పాత్రే వై వై పాత్రే భవంతి భవంతి పాత్రే వై పాత్రే వై వై పాత్రే పాత్రే వా అన్నమన్నం వై పాత్రే పాత్రే వా అన్నం వా అన్నమన్నం వై వా అన్నమద్యతే ద్యతే అన్నం వై వా అన్నమద్యతే అన్నమద్యతే ద్యతే అన్నమన్నమద్యతే సయోని సయోన్యజ్యతే అన్నమన్నమద్యతే సయోని మధ్యతే సయోని సయోన్యజ్యతే ద్యతే సయోన్యే వైవ సయోన్యజ్యతే ద్యతే సయోన్యేవ సయోన్యేవైవ సయోని సయోన్యేవాన్నమన్నమేవ సయోని సయోన్యేవాన్నం సయోని దిశా యోని ఏవాన్నమన్నమేవైవాన్నమవావాన్నమేవైవాన్నమవ అన్నమవావాన్నమన్నమవరుంధే రుంధే వాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధే వావరుంధ ఆ రుంధే వావరుంధ ఆ రుంధ ఆ రుంధే రుంధ ఆ ద్వాదశాద్వాదశాదారుంధే రుంధ ఆ ద్వాదశాద్ ఆద్వాదశాద్వాదశాదాద్వాదశాత్ పురుషాత్ పురుషాద్వాదశాదాద్వాదశాత్ పురుషాత్ ద్వాదశాత్ పురుషాత్ పురుషాద్వాదశాద్వాదశాత్ పురుషాదన్నమన్నం పురుషాద్వాదశాద్వాదశాత్ పురుషాదన్నం పురుషాదన్నమన్నం పురుషాత్ పురుషాదన్నమత్యత్యన్నం పురుషాత్ పురుషాదన్నమత్తి అన్నమత్యత్యన్నమన్నమత్యథో అథో అత్యన్నమన్నమత్యథో అత్యథో అథో అత్యత్యథో పాత్రాత్ పాత్రాదథో అత్యత్యథో పాత్రాత్ అథో పాత్రాత్ పాత్రాదథో అథో పాత్రాన్న పాత్రాదథో అథో పాత్రాన్న అథో ఇత్యథో పాత్రాన్న పాత్రాత్ పాత్రాన్న ఛిద్యతే ఛిద్యతేన పాత్రాత్ పాత్రాన్న ఛిద్యతే నిద్యతే ఛిద్యతేన నిద్యతే యస్య ఛిద్యతేన నిద్యతే యస్య ఛిద్యతే యస్య యస్య ఛిద్యతే ఛిద్యతే యస్యైత ఏతా యస్య ఛిద్యతే ఛిద్యతే యస్యైత యస్యైత ఏతా యస్య యస్యైత ఉపధీయంత ఉపధీయంత ఏతా యస్య యస్యైత ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యః ఉపధీయంతే యోయ ఉపధీయంత ఉపధీయంతే య ఉభూయ ఉపధీయంత ఉపధీయంతే య ఉ ఉపధీయంత ఇత్యుపాధీయంతే య ఉభూయో య ఉచచో యోయ ఉచ ఉచచ ఉచైనా ఏనాశ్చ ఉచైనా చైనా ఏనాశ్చ చైనా ఏవమేవమేనాశ్చ చైనా ఏవం ఏనా ఏవమేవమేనా ఏనా ఏవం వేద వేదైవమేనా ఏనా ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద కుంభాః కుంభా వేదైవమేవం వేద కుంభాః వేద కుంభాః కుంభా వేద వేద కుంభాశ్చిత కుంభా వేద వేద కుంభాశ్చ కుంభాశ్చిత కుంభాః కుంభాశ్చ కుంభీ కుంభీశ్చ కుంభాః కుంభాశ్చ కుంభీ కుంభీ కుంభీశ్చిత కుంభీశ్చిత కుంభీశ్చిత కుంభీశ్చ కుంభీశ్చిత కుంభీ కుంభీశ్చ మిథునాని మిథునాని చ కుంభీ కుంభీశ్చ మిథునాని మిథునాని మిథునాని చ మిథునాని భవంతి భవంతి మిథునాని చ మిథునాని భవంతి మిథునాని భవంతి భవంతి మిథునాని మిథునాని భవంతి మిథునస్య మిథునస్య భవంతి మిథునాని మిథునాని భవంతి మిథునస్య భవంతి మిథునస్య మిథునస్య భవంతి భవంతి మిథునస్య ప్రజాత్యై ప్రజాత్యై మిథునస్య భవంతి భవంతి మిథునస్య ప్రజాత్యై మిథునస్య ప్రజాత్యై ప్రజాత్యై మిథునస్య మిథునస్య ప్రజాత్యై ప్రజాత్యై మిథునస్య మిథునస్య ప్రజాత్యై ప్రజాత్యై ప్రజాత్యై ప్రజాత్యై ప్రజయా ప్రజయా ప్రజాత్యై ప్రజాత్యై ప్రజయా ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయా పశుభిః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్మిథునైర్మిథునైః పశుభిః ప్రజయా ప్రజయా పశుభిర్మిథునైః ప్రజయేత్ ప్రజయా పశుభిర్మిథునైర్మిథునైః పశుభిః పశుభిర్మిథునైర్జాయతే జాయతే మిథునైః పశుభిః పశుభిర్మిథునైర్జాయతే పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయతే మిథునైర్మిథునైర్జాయతే యస్య జాయతే మిథునైర్మిథునైర్జాయతే యస్య జాయతే యస్య జాయతే జాయతే యస్యైతా ఏతాయస్య జాయతే జాయతే యస్యైతాః యస్యైతా ఏతాయస్యైతా ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యైతా ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యః ఉపధీయంతే యోయ ఉపధీయంత ఉపధీయంతే య ఉభయ ఉపధీయంత ఉపధీయంతే య ఉ ఉపధీయంత ఇత్యుపాధీయంతే య ఉభయో య ఉచచో యోయ ఉచ ఉచ చ ఉచైనా ఏనాశ్చ ఉచైనః చైనా ఏనాశ్చ చైనా ఏవమేవమేనాశ్చ చైనా ఏవం ఏనా ఏవమేవమేనా ఏనా ఏవం వేద వేదైవమేనా ఏనా ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద శుక్షుక్ వేదైవమేవం వేద శుక్ వేద శుక్షుక్ వేద వేద శుక్ వై వై శుక్ వేద వేద శుక్ వై శుక్ వై వై శుక్షుక్ వా అగ్నిరగ్నిర్వై శుక్షుక్ వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిస్సోగ్నిర్వై వా అగ్నిస్స అగ్నిస్సోగ్నిరగ్నిస్సోధ్వర్యమధ్వర్యగుంసోగ్నిరగ్నిస్సోధ్వర్యం యజమానం యజమానమధ్వర్యగుంసోగ్ధర్యం యజమానం అధ్వర్యం యజమానం యజమానమధ్వర్యమధ్వర్యం యజమానం ప్రజా ప్రజా యజమానమధ్వర్యమధ్వర్యం యజమానం ప్రజా యజమానం ప్రజా ప్రజా యజమానం యజమానం ప్రజాశ్రుచా ప్రజా యజమానం యజమానం ప్రజాశ్రుచా ప్రజాశ్రుచా ప్రజా ప్రజాశ్రుచార్పయత్యర్పయతి శుచా ప్రజా ప్రజాశ్రుచార్పయతి శ్రుజాయి ప్రజా శుచార్పయత్యర్పయతి శుచా శుచార్పయతి యజ్జదర్పయతి శుచా శుచార్పయతి యత్ అర్పయతి యజ్జదర్పయత్యర్పయతి యదపోపో యదర్పయత్యర్పయతి యదపః యదపోపో యజ్జదప ఉపదధాత్యుపదధాత్యపో యజ్జదప ఉపదధాది అప ఉపదధాత్యుపదధాత్యపోప ఉపదధాది శుచము శుచముపదధాత్యపోప ఉపదధాది శుచం ఉపదధాది శుచము శుచముపదధాత్యుపదధాది శుచమేవైవ శుచముపదధాత్యుపదధాది శుచమేవ ఉపదధాదిత్యుపదధాది శుచమేవైవ శుచగో శుచమేవాస్యాస్యైవ శుచగో శుచమేవాస్య ఏవాస్యాస్యైవైవాస్య శమయతి శమయత్యస్యైవైవాస్య శమయతి అస్య శమయతి శమయత్యస్యాస్య శమయతి నన శమయత్యస్యాస్య శమయతి న శమయతి నన శమయతి శమయతి నాత్యమాత్యన్న శమయతి శమయతి నాత్యం నాత్యమాత్యన్న నాత్యమాత్యన్న నాత్యమా ఆత్యమాత్యమాత్యమార్చత్యుర్చత్యాత్యమాత్యమార్చతి ఆచ్ఛత్యుచ్ఛత్యాచ్ఛత్యధర్యరధర్యరుచ్ఛత్యుచ్ఛత్యధర్యర్నాధర్యరుచ్ఛత్యుచ్ఛత్యధర్యర్నా అధర్యర్నాధర్యరుచ్ఛత్యుచ్ఛత్యధర్యర్నా ఉపధీయంత ఉపధీయంత ఏతాయత్రయత్రయితా ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే పామపామపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే పాం ఉపధీయంతే పామపామపధీయంత ఉపధీయంతే పాం వై వామపధీయంత ఉపధీయంతే పాం వై ఉపధీయంత ఇత్యుపాధీయంతే అపాం వై వా అపామపాం వా ఏతాన్యేతాని వా అపామపాం వా ఏతాని వా ఏతాన్యేతాని వై వా ఏతాని హృదయాని హృదయాన్యేతాని వై వా ఏతాని హృదయాని ఏతాని హృదయాని హృదయాన్యేతాన్యేతాని హృదయాని యజ్ఞహృదయాన్యేతాన్యేతాని హృదయాని యత్ హృదయాని యజ్ఞహృదయాని హృదయాని యదేతా ఏతా యద్హృదయాని హృదయాని యదేతా యదేతా ఏతా యద్యదేతా ఆప ఆప ఏతా యద్యదేతా ఆప ఏతా ఆప ఆప ఏతా ఏతా ఆపోయిద్యదాప ఏతా ఏతా ఆపోయిద్ ఆపోయిద్యదాప ఆపోయిదేతా ఏతా యదాప ఆపోయిదేతా యదేతా ఏతా యద్యదేతా అపోప ఏతా యద్యదేతా అపః ఏతా అపోప ఏతా ఏతా అప ఉపదధాచ్యుపదధాచ్యుప ఏతా ఏతా అప ఉపదధాది అప ఉపదధాచ్యుపదధాచ్యపోప ఉపదధాది దివ్యాభిర్దివ్యాభిరుపదధాచ్యపోప ఉపదధాది దివ్యాభి ఉపదధాది దివ్యాభిర్దివ్యాభిరుపదధాచ్యుపదధాది దివ్యాభిరేవైవ దివ్యాభిరుపదధాచ్యుపదధాది దివ్యాభిరేవ ఉపదధాదీత్యుపాదధాది దివ్యాభిరేవైవ దివ్యాభిర్దివ్యాభిరేవైనా ఏనా ఏవ దివ్యాభిర్దివ్యాభిరేవైనా ఏనా ఏవైనా సగుంసమేనా ఏవైనాస్సం ఏనా సగుంసమేనా ఏనా సగుంసృజతి సృజతి సమేనా ఏనా సగుంసృజతి సగుంసృజతి సృజతి సగుంసృజతి వరుషుగో వరుషుగ సృజతి సగుంసృజతి వరుషుగ సృజతి వరుషుగో వరుషుగ సృజతి సృజతి వరుషుగ పర్జన్య పర్జన్యో వరుషుగ సృజతి సృజతి వరుషుగ పర్జన్య వరుషుగః పర్జన్యః పర్జన్యో వరుషుగో వరుషుగః పర్జన్యో భవతి భవతి పర్జన్యో వరుషుగో వరుషుగః పర్జన్యో భవతి పర్జన్యో భవతి భవతి పర్జన్యః పర్జన్యో భవతి యో యో భవతి పర్జన్యః పర్జన్యో భవతి యః భవతి యో యో భవతి భవతి యో వై వై యో భవతి భవతి యో వై యో వై వై యో యో వా ఏతాసామేతాసాం వై యో యో వా ఏతాసాం వా ఏతాసామేతాసాం వై వా ఏతాసామాయతనమాయతనమేతాసాం వై వా ఏతాసామాయతనం ఏతాసామాయతనమాయతనమేతాసామేతాసామాయతనం క్లుప్తింక్లుప్తిమాయతనమేతాసామేతాసామాయతనం క్లుప్తిం ఆయతనం క్లుప్తిం క్లుప్తిమాయతనమాయతనం క్లుప్తిం వేద వేద క్లుప్తిమాయతనమాయతనం క్లుప్తిం వేద ఆయతనమిత్యాయతనం క్లుప్తిం వేద వేద క్లుప్తిం క్లుప్తిం వేదాయతనవానాయతనవాను వేద క్లుప్తిం క్లుప్తిం వేదాయతనవాన్ వేదాయతనవానాయతనవాను వేద వేదాయతనవాన్ భవతి భవత్యాయతనవాను వేద వేదాయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి భవత్యాయతనవానాయతనవాన్ భవతి కల్పతే కల్పతే భవత్యాయతనవానాయతనవాన్ భవతి కల్పతే ఆయతనవానిత్యాయతనవాను భవతి కల్పతే కల్పతే భవతి భవతి కల్పతే స్మాస్మై కల్పతే భవతి భవతి కల్పతే స్మై కల్పతే స్మాస్మై కల్పతే కల్పతే స్మా అనుసీతమనుసీతమస్మై కల్పతే కల్పతే స్మా అనుసీతం అస్మా అనుసీతమనుసీతమస్మా అస్మానుసీతముపోపానుసీతమస్మా అస్మానుసీతము అనుసీతముపోపానుసీతమనుసీతముపదధాతి తథాచ్యుపానుసీతమనుసీతముపదధాతి అనుసీతమిత్యనుసీతం ఉపదధాతి తథాచ్యుపోపదధాత్యేతదేతద్దధాచ్యుపోపదధాత్యేతద్ దధాత్యేతదేతద్దధాతి దధాత్యేతద్వై వా ఏతద్దధాతి దధాత్యేతద్వై ఏతద్వై వా ఏతదేతద్వా ఆసామాసాం వా ఏతదేతద్వా ఆసాం వా ఆసామాసాం వై వా ఆసామాయతనమాయతనమాసాం వై వా ఆసామాయతనం ఆసామాయతనమాయతనమాసామాసామాయతనమేషాయతనమాసామాసామాయతనమేషా ఆయతనమేషైషాయతనమాయతనమేషా కృత్యక్లుప్తిరేషాయతనమాయతనమేషా క్లుప్తిః ఆయతనమిత్యాయతనం ఏషా కృత్యక్లుప్తిరేషైషా కృత్తిర్యో యః కృత్తిరేషైషా క్లుప్తిర్యః క్లుప్తిర్యో యః కృత్తిక్లుప్తిర్య ఏవమేవం యః కృత్తిక్లుప్తిర్య ఏవం ఏవమేవం యోయ ఏవం వేద వేదైవం యోయ ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదాయతనవానాయతనవాను వేదైవమేవం వేదాయతనవాన్ వేదాయతనవానాయతనవాను వేద వేదాయతనవాన్ భవతి భవత్యాయతనవాను వేద వేదాయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి భవత్యాయతనవానాయతనవాన్ భవతి కల్పతే కల్పతే భవత్యాయతనవానాయతనవాన్ భవతి కల్పతే ఆయతనవానిత్యాయతనాను భవతి కల్పతే కల్పతే భవతి భవతి కల్పతే స్మాస్మై కల్పతే భవతి భవతి కల్పతే స్మై కల్పతే స్మాస్మై కల్పతే కల్పతే స్మై ద్వంద్వం ద్వంద్వమస్మై కల్పతే కల్పతే స్మై ద్వంద్వం అస్మై ద్వంద్వం ద్వంద్వమస్మా అస్మై ద్వంద్వమన్యా అన్యా ద్వంద్వమస్మా అస్మై ద్వంద్వమన్యా ద్వంద్వమన్యా అన్యా ద్వంద్వం ద్వంద్వమన్యా ఉపోపాన్యా ద్వంద్వం ద్వంద్వమన్యా ఉప ద్వంద్వమిది ద్వంద్వం అన్యా ఉపోపాన్యా అన్యా ఉపదధాతి దధాత్యుపాన్యా అన్యా ఉపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి చిరస్రశ్చిరస్రో దధాత్యుపోపదధాతి చిరస్ర దధాతి చిరస్రశ్చిరస్రో దధాతి దధాతి చిరస్రో మధ్యే మధ్యే చిరస్రో దధాతి దధాతి చిరస్రో మధ్యే చతుస్రో మధ్యే మధ్యే చతుస్రశ్చతుస్రో మధ్యే ధృత్యై ధృత్యై మధ్యే చతుస్రశ్చతుస్రో మధ్యే ధృత్యై మధ్యే ధృత్యై ధృత్యై మధ్యే మధ్యే ధృత్యా అన్నమన్నం ధృత్యై మధ్యే మధ్యే ధృత్యా అన్నం ధృత్యా అన్నమన్నం ధృత్యై ధృత్యా అన్నం వై వా అన్నం ధృత్యై ధృత్యా అన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా ఇష్టకా ఇష్టకా వా అన్నమన్నం వా ఇష్టకా వా ఇష్టకా ఇష్టకా వై వా ఇష్టకా ఏతదేతదిష్టకా వై వా ఇష్టకా ఏతద్ ఇష్టకా ఏతదేతదిష్టకా ఇష్టకా ఏతత్ ఖలు ఖలు ఏతదిష్టకా ఇష్టకా ఏతత్ ఖలు ఏతత్ ఖలు ఖలు ఏతదేతత్ ఖలు వై వై ఖలు ఏతదేతత్ ఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వై సాక్షాత్ సాక్షాత్ వై ఖలు ఖలు వై సాక్షాత్ వై సాక్షాత్ సాక్షాత్ వై వై సాక్షాదన్నమన్నకు సాక్షాత్ వై వై సాక్షాదన్నం సాక్షాదన్నమన్నకు సాక్షాత్ సాక్షాదన్నయ్యమన్నకు సాక్షాత్ సాక్షాదన్నయ్యద్ సాక్షాదిశ సాక్షాదన్నయ్యమన్నయ్యదేశరుమేతమేతంచరుమేతంచరముపదధాది చరుమపదధాపదధాని చరం చరముపదధాని సాక్షాత్ సాక్షాదుపదధాని చరం చరముపదధాని సాక్షాత్ ఉపధాని సాక్షాత్ సాక్షాదుపదధాపదధాని సాక్షాదేవ సాక్షాదుపదధాపదధాని సాక్షాదేవ ఉపదధాదీర్తిపదధాది సాక్షాదేవ సాక్షాత్ సాక్షాదేవాస్మాస్మా ఏ సాక్షాత్ సాక్షాదేవాస్మై సాక్షాది సాక్షాద్ ఏవాస్మాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మా అస్మా అన్నమవాన్నమస్మాస్మా అన్నమవ అన్నమవాన్నమన్నమవరుంధే రుంధేవాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధే వావరుంధే మధ్యదో మధ్యదో రుంధే వావరుంధే మధ్యద రుంధే మధ్యదో మధ్యదో రుంధే రుంధే మధ్యద ఉపోపమధ్యదో రుంధే రుంధే మధ్యద ఉప మధ్యద ఉపోపమధ్యదో మధ్యద ఉపదధాది దధాత్యుప మధ్యదో మధ్యద ఉపదధాది ఉపదధాది దధాత్యుపోపదధాది మధ్యదో మధ్యదో దధాత్యుపోపదధాది మధ్యద దాది మధ్యదో మధ్యదో దధాది మధ్యద ఏవైవ మధ్యదో దధాది మధ్యద ఏవ మధ్యద ఏవైవ మధ్యదో మధ్యద ఏవాస్మాస్మా ఏవ మధ్యదో మధ్యద ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మా అస్మా అన్నం దధాది దధాత్యన్నమస్మా అస్మా అన్నం దధాది అన్నం దధాతి దధాత్యన్నమన్నం దధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యన్నమన్నం దధాతి తస్మాత్ దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాన్మధ్యతో మధ్యతస్తస్మాత్ దధాతి దధాతి తస్మాన్మధ్యత తస్మాన్మధ్యతో మధ్యతస్తస్మాత్ తస్మాన్మధ్యతో అన్నమన్నం మధ్యతస్తస్మాత్ తస్మాన్మధ్యతోన్నం మధ్యతోన్నమన్నం మధ్యతో మధ్యతోన్న మధ్యతే జలేన్నం మధ్యతో మధ్యతోన్న మధ్యతే అన్నమద్యతేన్నమన్న మధ్యతే బారహస్పత్యో బారహస్పత్యోజ్యతేన్నమన్న మధ్యతే బారహస్పత్య అర్జతే బారహస్పత్యో బారహస్పత్యోజ్యతే బారహస్పత్యో భవతి భవతి బారహస్పత్యోజ్యతే బారహస్పత్యో భవతి బారహస్పత్యో భవతి భవతి బారహస్పత్యో బారహస్పత్యో భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి బారహస్పత్యో బారహస్పత్యో భవతి బ్రహ్మ భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై వై బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం దేవానాం వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం బృహస్పతిర్ బృహస్పతిర్ దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతిర్ బృహస్పతిర్ దేవానాం దేవానాం బృహస్పతిర్ బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్ దేవానాం దేవానాం బృహస్పతిర్ బ్రహ్మణా బృహస్పతిర్ బ్రహ్మణా బ్రహ్మణా బృహస్పతిర్ బృహస్పతిర్ బ్రహ్మణైవైవ బ్రహ్మణా బృహస్పతిర్ బృహస్పతిర్ బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మాస్మాదేవ బ్రహ్మణా బ్రహ్మణైవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మాస్మా అన్నమవావాన్నమస్మాస్మా అన్నమవ అన్నమవావాన్నమన్నమవరుంధే రుంధేవాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధే వావరుంధే బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసగో రుంధే వావరుంధే బ్రహ్మవర్చసం రుంధే బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసగో రుంధే రుంధే బ్రహ్మవర్చసమస్తి బ్రహ్మవర్చసగో రుంధే రుంధే బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసమస్తి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయసి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయాసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయాసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయేది బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయేది బ్రహ్మవర్చసాయేది బ్రహ్మవర్చసాయ హేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేదిహేది తేజస్వీ బ్రహ్మవర్చసి తేజస్వీ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి తేజస్వీ తేజస్వీ బ్రహ్మవర్చసి భవతి భవతి బ్రహ్మవర్చసి తేజస్వీ తేజస్వీ బ్రహ్మవర్చసి భవతి బ్రహ్మవర్చసి భవతి భవతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి భవతి భవతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి భవతి బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి భవతి భవతి భవతి ఏష ఉపధీయత ఉపధీయత ఏష ఉపధీయతే ఏష ఉపధీయత ఉపధీయత ఏష ఉపధీయతే యోయ ఉపధీయత ఏష ఉపధీయతే ఉపధీయతే యోయ ఉపధీయత ఉపధీయతే య ఉభయ ఉపధీయత ఉపధీయతే య ఉ ఉపధీయతీయతే య ఉభయో య ఉచోయో య ఉచ ఉచ చ ఉచైనమేనం చ ఉచైనం చైనమేనం చ చైనమేవమేవమేనం చ చైనమేవం ఏనమేవమేవమేనమేనమేవం వేద వేదైవమేనమేనమేవం వేద ఏం వేద వేదైవమేవం వేద వేదేది వేద భూదేష్టగా ఉపభూదేష్టగా భూదేష్టగా ఉపదధాతిర్ధాత్యుపభూదేష్టగా భూదేష్టగా ఉపదధాది భూదేష్టగా ఇది భూత ఇష్టగా ఉపదధాతిర్ధాత్యుపదధాత్యత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్రాత్ర अत्रात्रात्रात्र वै मृत्युः अत्रात्रेत्यत्र अत्र वै मृत्युर्मृत्युर्वै वै मृत्युर्जायते जायते मृत्युर्वै वै मृत्युर्जायते मृत्युर्जायते जायते मृत्युर्मृत्युर्जायते यत्र यत्र यत्र यत्र जायते मृत्युर्मृत्युर्जायते यत्र यत्र जायते यत्र यत्र यत्र यत्र जायते जायते यत्र यत्रैवैव यत्र यत्र जायते जायते यत्र यत्रैव यत्र यत्रैवैव यत्र यत्र यत्र यत्रैव मृत्युर्मृत्युरेव यत्र यत्र यत्र यत्रैव मृत्युः यत्र यत्रेति यत्र यत्र एव मृत्युर्मृत्युरेवैव मृत्युर्जायते जायते मृत्युरेवैव मृत्युर्जायते मृत्युर्जायते जायते मृत्युर्मृत्युर्जायते ततस्ततो जायते मृत्युर्मृत्युर्जायते ततः जायते ततस्ततो जायते जायते तत एवैव ततो जायते जायते तत एव तत एवैव ततस्तत एवैनमेनमेव ततस्तत एवैनम् एवैनमेनमेवैवैनम वा वैनमेवैवैनम वा एनम वा वै न मे नमव यजते यजते वै न मे नमव यजते अवयजते यजते वावयजते तस्मात् तस्माद्यजते वावयजते तस्मात् यजते तस्मात् तस्माद्यजते यजते तस्मादग्निजदग्निजत् तस्माद्यजते यजते तस्मादग्निजत् तस्मादग्निजदग्निजत् तस्मात् तस्मादग्निजत् सर्वगो सर्वमग्निजत् तस्मात् तस्मादग्निजत् सर्वम् అగ్నిజిత్ సర్వగో సర్వమగ్నిజిదగ్నిజిత్ సర్వమాయురాజు సర్వమగ్నిజిదగ్నిజిత్ సర్వమాయు అగ్నిజిదిత్యగ్నిజిత్ సర్వమాయురాజు సర్వగో సర్వమాయురేత్యేత్యాయు సర్వగో సర్వమాయురేతి ఆయురేత్యేత్యాయురాయురేతి సర్వే సర్వ ఏత్యాయురాయురేతి సర్వే ఏతి సర్వే సర్వ ఏత్యేతి సర్వేహి సర్వ ఏత్యేతి సర్వేహి సర్వే హి సర్వే సర్వేహ్యస్యాస్య హి సర్వే సర్వేహ్యస్య హ్యస్యాస్య మృత్యవో మృత్యవోస్య మృత్యవ అస్య మృత్యవో మృత్యవోస్యాస్య మృత్యవోవేష్ట అవేష్ట మృత్యవోస్యాస్య మృత్యవోవేష్ట మృత్యువోవేష్ట అవేష్ట మృత్యవో మృత్యవోవేష్టాస్తస్మాత్తస్మాదవేష్ట మృత్యవో మృత్యవోవేష్టాస్తస్మాద్ అవేష్టాస్తస్మాత్తస్మాదవేష్టావేష్టాస్తస్మాదగ్నిజదగ్నిజత్తస్మాదవేష్టావేష్టాస్తస్మాదగ్నిజత్ అవేష్ట ఇత్యవా ఇష్టాః తస్మాదగ్నిచిదగ్నిచిత్తస్మాత్తస్మాదగ్నిచిన్ననాగ్నిచిత్తస్మాత్తస్మాదగ్నిచిన్న అగ్నిచిన్ననాగ్నిచిదగ్నిచిన్నాభిచరితవైనాగ్నిచిదగ్నిచిన్నాభిచరితవై ప్రత్యక్ ప్రత్యగభిచరితవైనాభిచరితవై ప్రత్యగ అభిచరితవై ప్రత్యక్ ప్రత్యగభిచరితవా అభిచరితవై ప్రత్యగేన మేనం ప్రత్యగభిచరితవా అభిచరితవై ప్రత్యగేనం అభిచరితవాభిచరితవై ప్రత్యగేన మేనం ప్రత్యక్ ప్రత్యగేనమభిచారో విచార ఏనం ప్రత్యక్ ప్రత్యగేనమభిచార ఏనమభిచారో విచార ఏన మేనమభిచార స్తృణుతే స్తృణుతే విచార ఏన మేనమభిచార స్తృణుతే అభిచార స్తృణుతే స్తృణుతే విచారో విచార స్తృణుతే సూయతే సూయతే స్తృణుతే విచారో విచార స్తృణుతే సూయతే అభిచార ఇత్యభిచార స్తృణుతే సూయతే సూయతే స్తృణుతే స్తృణుతే సూయతే వై వై సూయతే స్తృణుతే స్తృణుతే సూయతే వై సూయతే వై వై సూయతే సూయతే వా ఏష ఏష వై సూయతే సూయతే వా ఏష వా ఏష ఏష వై వా ఏష యోయ ఏష వై వా ఏషయ ఏష యోయ ఏష ఏష యోగ్నిమగ్నియ ఏష ఏష యోగ్నిం యోగ్నిమగ్ని యోగ్నించినుతే చినుతేగ్ని యోగ్నించినుతే అగ్నించినుతే చినుతేగ్నిమగ్నించినుతే దేవసువాం దేవసువాం చినుతేగ్నిమగ్నించినుతే దేవసువాం చినుతే దేవసువాం దేవసువాం చినుతే చినుతే దేవసువామేతాన్యేతాని దేవసువాం చినుతే చినుతే దేవసువామేతాని దేవసువామేతాన్యేతాని దేవసువాం దేవసువామేతాని హవీగుంషి హవీగుష్యేతాని దేవసువాం దేవసువామేతాని హవీగుంషి దేవసువామితి దేవాసువాం ఏతాని హవీగుంషి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి భవంతి భవంతి హవీగుష్యేతాన్యేతాని హవీగుంషి భవంతి హవీగుంషి భవంతి భవంతి హవీగుంషి హవీగుంషి భవంత్యేతావంత ఏతావంతో భవంతి హవీగుంషి హవీగుంషి భవంత్యేతావంత భవంత్యేతావంత ఏతావంతో భవంతి భవంత్యేతావంతో వై వా ఏతావంతో భవంతి భవంత్యేతావంతో వై ఏతావంతో వై వా ఏతావంత ఏతావంతో వై దేవానాం దేవానాం వా ఏతావంత ఏతావంతో వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాగుం సవా సవా దేవానాం వై వై దేవానాగుం సవా దేవానాగుం సవా సవా దేవానాం దేవానాగుం సవాస్తే సవా దేవానాం దేవానాగుం సవాస్తే సవాస్తే సవా సవాస్త ఏవైవతే సవా సవాస్త ఏవ ఏవైవతేత ఏవాస్మాస్మా ఏవతేత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మి సవాన్ సవానస్మా ఏవైవాస్మి సవాన్ అస్మి సవాన్ సవానస్మాస్మి సవాన్ ప్రత్ సవానస్మాస్మి సవాన్ ప్ర సవాన్ ప్రత్ సవాన్ సవాన్ ప్రయచ్చంది యచ్చంది ప్రసవాన్ సవాన్ ప్రయచ్చంది ప్రయచ్చంది యచ్చంది ప్రయచ్చంది చేతే యచ్చంది ప్రయచ్చంది తే యచ్చంది చేతే యచ్చంది యచ్చంది ఏనమేనం తే యచ్చంది యచ్చంది ఏనం ఏనమేనం తేత ఏన కోసవంతే సువంత ఏనం తేత ఏన కోసువంతే ఏన కోసువంతే సువంత ఏనమేన కోసువంతే సవస్సవస్సువంత ఏనమేన కోసువంతే సవ సువంతే సవస్సవస్సువంతే సువంతే సవోగ్నిరగ్ని సవస్సువంతే సువంతే సవోగ్ని సవోగ్నిరగ్ని సవస్సవోగ్నిర్వరుణ సవోవరుణ సవోగ్ని సవస్సవోగ్నిర్వరుణ సవ అగ్నిర్వరుణ సవో వరుణ సవోగ్నిరగ్నిర్వరుణ సవో రాజసూయము రాజసూయం వరుణ సవోగ్నిరగ్నిర్వరుణ సవో రాజసూయం వరుణ సవో రాజసూయము రాజసూయం వరుణ సవో వరుణ సవో రాజసూయం బ్రహ్మ సవో బ్రహ్మ సవో రాజసూయం వరుణ సవో వరుణ సవో రాజసూయం బ్రహ్మ సవ వరుణ సవ ఇది వరుణ సవ రాజసూయం బ్రహ్మ సవో బ్రహ్మ సవో రాజసూయము రాజసూయం బ్రహ్మ సమశ్చిత్యశ్చిత్యో బ్రహ్మ సవో రాజసూయము రాజసూయం బ్రహ్మ సమశ్చిత్య రాజసూయంతి రాజాసూయం బ్రహ్మ సమశ్చిత్యశ్చిత్యో బ్రహ్మ సవో బ్రహ్మ సమశ్చిత్యో దేవస్య దేవస్య చిత్యో బ్రహ్మ సవో బ్రహ్మ సమశ్చిత్యో దేవస్య బ్రహ్మ సవ ఇది బ్రహ్మ సవ చిత్యో దేవస్య దేవస్య చిత్యశ్చిత్యో దేవస్య త్వా త్వా దేవస్య చిత్యశ్చిత్యో దేవస్య త్వా దేవస్య త్వా త్వా దేవస్య దేవస్య త్వా సవిదస్సు విదస్త్వా దేవస్య దేవస్య త్వా సవిదు త్వా సవిదస్సు విదస్త్వా త్వా సవిదః ప్రసవే ప్రసవే సవిదస్త్వా త్వా సవిదః ప్రసవే సవిదః ప్రసవే ప్రసవే సవిదస్సు విదః ప్రసవైతి ప్రసవే సవిదస్సు విదః ప్రసవైతి ప్రసవైవీన ప్రసవే ప్రసవైత్యాహ హేది ప్రసవే ప్రసవైత్యాహ ప్రసవైతి ప్రాసవే ఇత్యాహ హేదీత్యాహ సవితృప్రసూదస్య వితృప్రసూత ఆహేదీత్యాహ సవితృప్రసూత ఆహ సవితృప్రసూదస్య వితృప్రసూత ఆహ సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఆహ సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఏవైవ సవితృప్రసూత సవితృప్రసూత ఏవైనమేనమేవ సవితృప్రసూత సవితృప్రసూత ఏవైనం సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏవైనమేనమేవైనం బ్రహ్మణ బ్రహ్మణైనమేవైనం బ్రహ్మణ ఏనం బ్రహ్మణ బ్రహ్మణైనమేనం బ్రహ్మణ దేవతాభిర్దేవతాభిర్బ్రహ్మణైనమేనం బ్రహ్మణ దేవతాభిః బ్రహ్మణ దేవతాభిర్దేవతాభిర్బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభిరభ్యభి దేవతాభిర్బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభిరభి దేవతాభిరభ్యభి దేవతాభిర్దేవతాభిరభిషించతి సింఛత్యభి దేవతాభిర్దేవతాభిరభిషించతి అభిషించతి సింఛత్యభ్యభిషించత్యన్న స్యాన్న స్యాన్న స్యాన్న సింఛత్యభ్యభిషించత్యన్న స్యాన్న స్యా సింఛత్యన్న స్యాన్న స్యాన్న స్యాన్న సింఛతి సింఛత్యన్న స్యాన్న స్యాభ్యభ్యన్న స్యాన్న సింఛతి సింఛత్యన్న స్యాన్న స్యాభి అన్న స్యాన్న స్యాభ్యభ్యన్న స్యాన్న స్యాన్న స్యాన్న స్యాభిషించతి సింఛత్యభ్యన్న స్యాన్న స్యాన్న స్యాన్న స్యాభిషించతి అన్న స్యాన్న స్యేత్యన్న స్యాన్న స్యా అభిషించతి సింఛత్యభ్యభిషించత్యన్న స్యాన్న స్యాన్న స్యాన్న సింఛత్యభ్యభిషించత్యన్న స్యాన్న స్యా సింఛత్యన్న స్యాన్న స్యాన్న స్యాన్న సింఛతి సింఛత్యన్న స్యాన్న స్యావరుధ్యావరుధ్యాన్న స్యాన్న సింఛతి సింఛత్యన్న స్యాన్న స్యావరుధ్యై అన్న స్యాన్న స్యావరుధ్యావరుధ్యాన్న స్యాన్న స్యాన్న స్యాన్న స్యావరుధ్యై పురస్తాత్ పురస్తావరుధ్యాన్న స్యాన్న స్యాన్న స్యాన్న స్యావరుధ్యై పురస్తాత్ అన్న స్యాన్న స్యేత్యన్న స్యాన్న స్యా అవరుద్ధే పురస్తాత్ పురస్తావరుధ్యావరుద్ధే పురస్తాత్ ప్రత్యంతం ప్రత్యంతం పురస్తావరుధ్యావరుద్ధే పురస్తాత్ ప్రత్యంతం అవరుద్ధ్యా ఇత్యవరుద్ధై పురస్తాత్ ప్రత్యంతం ప్రత్యంతం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంతమభ్యభి ప్రత్యంతం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంతమభి ప్రత్యంతమభ్యభిప్రత్యంతం ప్రత్యంతమభిషించతి సింఛత్యభిప్రత్యంతం ప్రత్యంతమభిషించతి అభిషించతి సింఛత్యభ్యభిషించతి పురస్తాత్ పురస్తాత్ సింఛత్యభ్యభిషించతి పురస్తాత్ సింఛతి పురస్తాత్ పురస్తాత్ సింఛతి సింఛతి పురస్తాద్ధి పురస్తాత్ సింఛతి సింఛతి పురస్తాద్ధి పురస్తాద్ధి పురస్తాత్ పురస్తాభ్యం ప్రదీచేనం ప్రదీచేన గోహి పురస్తాత్ పురస్తాభ్య ప్రదీచేనం ప్రదీచేనం ప్రదీచేన గోహే ప్రదీచేన మన్నమన్నం ప్రదీచేన గోహే ప్రదీచేన మన్నం అటీచేన మన్నమన్నం ప్రదీచేనం ప్రదీచేన మన్న మధ్యతేన్నం ప్రదీచేనం ప్రదీచేన మన్న మధ్యతే అన్న మధ్యతేన్న మన్న మధ్యతే శీర్షత శీర్షదోద్యతేన్న మన్న మధ్యతే శీర్షత అద్యతే శీర్షత శీర్షదోద్యతే శీర్షకోభి శీర్షతోద్యతే శీర్షకోభి శీర్షతోభ్యభిశీర్షత శీర్షతోభిషించభిశీర్షత శీర్షతోభిషించతి అభిషించతి సింఛత్యభ్యభిషించతి శీర్షత శీర్షత సింఛత్యభ్యభిషించతి శీర్షత సింఛతి శీర్షత శీర్షత సింఛతి సింఛతి శీర్షతో హి శీర్షత సింఛతి సింఛతి శీర్షతో హి శీర్షతో హి శీర్షత శీర్షతో హ్యన్నమన్నగో హి శీర్షత శీర్షతో హ్యన్నం హ్యన్నమన్నగో హిన్న మధ్యతేన్నగో హిన్న మధ్యతే అన్న మధ్యతేన్నమన్న మధ్యత ఆద్యతేన్నమన్న మధ్యత అద్యత ఆద్యతేద్యత ఆముఖాన్ముఖాదాద్యతేద్యత ఆముఖాద్ ఆముఖాన్ముఖాదాముఖాదన్వవస్రావయత్యన్వవస్రావైతి ముఖాదాముఖాదన్వవస్రావైతి ముఖాదన్వవస్రావయత్యన్వవస్రావైతి ముఖాన్ముఖాదన్వవస్రావైతి ముఖతో ముఖతోన్వవస్రావైతి ముఖాన్ముఖాదన్వవస్రావైతి ముఖత అన్నవస్రావయతి ముఖతో ముఖతోన్వవస్రావయత్యన్వవస్రావయతి ముఖత ఏవైవ ముఖతోన్వవస్రావయత్యన్వవస్రావయతి ముఖత ఏవ అన్వవస్రావయతీత్యనో అవస్రావయతి ముఖత ఏవైవ ముఖతో ముఖత ఏవాస్మాస్మా ముఖతో ముఖత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా అన్నాద్యమన్నాద్యమస్మా ఏవైవాస్మా అన్నాద్యం అస్మా అన్నాద్యమన్నాద్యమస్మా అస్మా అన్నాద్యం దాతి దాత్యన్నాద్యమస్మా అస్మా అన్నాద్యం దాతి అన్నాద్యం దాతి దాత్యన్నాద్యమన్నాద్యం దాత్యగ్నేరగ్నేర్దాత్యన్నాద్యమన్నాద్యం దాత్యగ్నే అన్నాద్యమిత్యన్నాద్యం సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభ్యపి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సింఛామ్యపి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామీతి సింఛామి సింఛామీత్యాహేతి సింఛామి సింఛామీత్యాహ ఇత్యాహేదీత్యాహైష ఏష ఆహేదీత్యాహైష ఆహైష ఏష ఆహాహైషవైవ ఏష ఆహాహైషవై ఏషవైవ ఏష ఏష వా అగ్నేరగ్నేర్వా ఏష ఏష వా అగ్నే వా అగ్నేరగ్నేర్వైవ అగ్నే సవస్సవోగ్నేర్వైవ అగ్నే సవ అగ్నే సవస్సవోగ్నేరగ్నే సవస్తేన తేన సవోగ్నేరగ్నే సవస్తేన సవస్తేన తేన సవస్సవస్తేనైవైవ తేన సవస్సవస్తేనైవ తేనైవైవ తేన తేనైవైనమేనమేవ తేన తేనైవైనం ఏవైనమేనమేవైనమభ్యాభ్యేనమేవైనమభి ఏనమభ్యాభ్యేనమేనమభిషించతి సింధ్యభ్యేనమేనమభిషించతి అభిషించతి సింధ్యభ్యభిషించతి బృహస్పతే బృహస్పతే సింధ్యభ్యభిషించతి బృహస్పతే సింధ్యతి బృహస్పతే బృహస్పతే సింధ్యతి సింధ్యతి బృహస్పతే స్వా బృహస్పతే సింధ్యతి సింధ్యతి బృహస్పతే స్వా బృహస్పతే స్వా బృహస్పతే బృహస్పతే స్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేన బృహస్పతే బృహస్పతే స్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభ్యభి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనాభ్యభి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సింఛామ్యభి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామీతి సింఛామి సింఛామీత్యాహేతి సింఛామి సింఛామీత్యాహ ఇత్యాహేతిత్యాహ బ్రహ్మ బ్రహ్మాహేతిత్యాహ బ్రహ్మ ఆహ బ్రహ్మ బ్రహ్మా బ్రహ్మ వై వై బ్రహ్మాహ బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం దేవానాం వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం బృహస్పతిర్ బృహస్పతిర్దేవానాం వై వై దేవానాం బృహస్పతి దేవానాం బృహస్పతిర్ బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్ బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్ బ్రహ్మణ బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణ బృహస్పతిర్ బృహస్పతిర్బ్రహ్మణైవ బ్రహ్మణ బృహస్పతిర్ బృహస్పతిర్బ్రహ్మణైవ బ్రహ్మణైవ బ్రహ్మణ బ్రహ్మణైవైనమేనమేవ బ్రహ్మణ బ్రహ్మణైవైనం ఏవైనమేనమేవైనమభ్యాభ్యేనమేవైనమభి ఏనమభ్యాభ్యేనమేనమభిషించతి సింధ్యభ్యేనమేనమభిషించతి అభిషించతి సింధ్యభ్యభిషించతీంద్రస్యేంద్రస్య సింధ్యభ్యభిషించతీంద్రస్య సింధ్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేం సామ్రాజ్యేన సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభ్యపి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనాభ్యపి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సింఛామ్యభి సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభిషించామి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సింఛామ్యభ్యభిషించామీతి సింఛామ్యభ్యభిషించామీతి సించామీతి సింఛామి సింఛామీత్యాహేతి సింఛామి సింఛామీత్యాహ ఇత్యాహేదిత్యాహేంద్రియమింద్రియమాహేదిత్యాహేంద్రియం ఆహేంద్రియమింద్రియమాహేంద్రియమేవైవేంద్రియమాహేంద్రియమేవ ఇంద్రియమేవైవేంద్రియమింద్రియమేవాస్మిన్నస్మిన్నేవేంద్రియమింద్రియమేవాస్మిన్ను ఏవాస్మిన్నస్మిన్నేవైవాస్మిన్నపరిష్టాదుపరిష్టాదస్మిన్నేవైవాస్మిన్నపరిష్టాద్ అస్మిన్నపరిష్టాదుపరిష్టాదస్మిన్నస్మిన్నపరిష్టాద్దధాతి దధాత్యపరిష్టాదుపరిష్టాదస్మిన్నస్మిన్నపరిష్టాద్దధాతి రాజసూయస్య రాజసూయస్య రూపం యో యో రూపకం రాజసూయస్య రాజసూయస్య రూపం యః రాజసూయస్యేతి రాజా సూయశ్చ రూపయ్యో యో రూపమో రూపయ్య ఏవమేవయ్యో రూపమో రూపయ్య ఏవం ఏవమేవయ్యో ఏవం విద్వాన్ విద్వానేవయ్యో ఏవం విద్వాన్ ఏవం విద్వాన్ విద్వానేవమేవం విద్వానగ్నిమగ్నిం విద్వానేవమేవం విద్వానగ్నిం విద్వానగ్నిమగ్నిం విద్వాన్ విద్వానగ్నించినుదే చునుదేగ్నిం విద్వాన్ విద్వానగ్నించినుదే అగ్నించినుదే చునుదేగ్నిమగ్నించినుద ఉభావుభౌ చినుదేగ్నిమగ్నించినుద ఉభౌ చినుత ఉభావుభౌ చినుదే చునుత ఉభావేవైవో భౌ చినుదే చునుత ఉభావేవ ఉభావేవైవో భావుభావేవ లోకౌ లోకావేవో భావుభావేవ లోకౌ ఏవలోకౌ లోకావేవైవ లోకావభ్యభిలోకావేవైవ లోకావభి లోకావభ్యభిలోకౌ లోకావభిజయతి చేత్యభిలోకౌ లోకావభిజయతి అభిజయతి చేత్యభ్యభిజయతి యో యోజయత్యభ్యభిజయతి జయతి యో యోజయతి జయతి యశ్చ యోజయతి జయతి యశ్చ యశ్చ యోజశ్చ రాజసూయేన రాజసూయేన చ యోజశ్చ రాజసూయేన చ రాజసూయేన రాజసూయేన చ రాజసూయేనే గానస్యేదానస్య రాజసూయేన చ రాజసూయేనే గానస్య రాజసూయేనే గానస్యే గానస్య రాజసూయేన రాజసూయేనే గానస్య యోయీ గానస్య రాజసూయేన రాజసూయేనే గానస్య రాజసూయేనేత రాజా సూయేన ఈ గానస్య యోయీ గానస్యే గానస్యేష్టయీ గానస్యే గానస్యేష్ట ఇష్ట జయోయశ్చాగ్నిజితోగ్నిజితయోయశ్చాగ్నిజితాగ్నిజితైంద్రస్యాగ్నిజితశ్చాగ్నిజతైంద్రస్య అగ్నిజతైంద్రస్యేంద్రస్యాగ్నిజితోగ్నిజతైంద్రస్య శుశువాణస్య శుశువాణస్యేంద్రస్యాగ్నిజితోగ్నిజతైంద్రస్యేంద్రస్యాగ్నిజితైత్యగ్నిజితాగ్నిజితశుశువాణస్య శుశువాణస్యేంద్రస్యేంద్రస్య శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస్య దశధా శుశువాణస ఉత్రామన్యాసం సూయతే వై సూయతే భరన్ భరన్ సూయతే వై సూయతే భరన్ భరన్ సూయతే వై సూయతే వై సూయతే సూయతే వా ఏష ఏష వై సూయతే సూయతే వా ఏష అగ్నిచిత్వాచిత్వాగ్నిమగ్నిచిత్వాసౌత్రామన్యాసౌత్రామన్యాచిత్వాగ్నిమగ్నిచిత్వాసౌత్రామన్యాచిత్వాసౌత్రామన్యాసౌత్రామన్యాచిత్వాసౌత్రామన్యాయిదేత సంభృత్యాత్మన్నాత్మన్ సంభృత్యాత్మన్ ధత్తే సత్త ఆత్మన్ సంభృత్య సంభృత్యాత్మన్ ధత్తే సంభృత్యేతి సంభృత్య ఆత్మన్ ధత్తే సత్త ఆత్మన్ ధత్తే సజోరుద్ధోయావభిరయావభిరద్ధోయావభి సజోరితి ప్రజాయంతే సంవత్సరేణ సంవత్సరేణ జాయంతే ప్రజాయంతే సంవత్సరేణ జాయంతే సంవత్సరేణ సంవత్సరేణ జాయంతే జాయంతే సంవత్సరేణ ఇవైవ సంవత్సరేణ జాయంతే జాయంతే సంవత్సరేణ ఇవ సంవత్సరేణైవ సంవత్సరేణ సంవత్సరేణైవాస్మాస్మా సంవత్సరేణ సంవత్సరేణైవాస్మై సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మాస్మాైవాస్మై పశోన్ పశోనస్మాైవాస్మై పశోన్ అస్మై పశోన్ పశోనస్మాస్మై పశోన్ ప్రపశోనస్మాస్మై పశోన్ ప్రశోన్ ప్రపశోన్ పశోన్ ప్రజనయతి జనయతి ప్రపశోన్ పశోన్ ప్రజనయతి ప్రజనయతి జనయతి ప్రజనయతి దర్భస్తంభే దర్భస్తంభే జనయతి ప్రజనయతి దర్భస్తంభే జనయతి దర్భస్తంభే దర్భస్తంభే జనయతి జనయతి దర్భస్తంభే జుహోతి జుహోతి దర్భస్తంభే జనయతి జనయతి దర్భస్తంభే జుహోతి దర్భస్తంభే జుహోతి జుహోతి దర్భస్తంభే దర్భస్తంభే జుహోతి యజ్జుహోతి దర్భస్తంభే దర్భస్తంభే జుహోతి దర్భస్తంభైతి దర్భస్తంభే జుహోతి యజ్జుహోతి జుహోతి యద్వై వై యజ్జుహోతి జుహోతి యద్వై యద్వై వై యజ్ఞద్వా అస్యా అస్యా వై యజ్ఞద్వా అస్యా వా అస్యా అస్యా వై వా అస్యా అమృతమమృతమస్యా వై వా అస్యా అమృతం అస్యా అమృతమమృతమస్యా అస్యా అమృతం యజ్ఞదమృతమస్యా అస్యా అమృతం యద్ అమృతం యజ్ఞదమృతమమృతం యద్వీర్యం వీర్యం యదమృతమమృతం యద్వీర్యం యద్వీర్యం వీర్యం యజ్జద్వీర్యం తత్తద్వీర్యం యజ్జద్వీర్యం తద్ వీర్యం తద్వీర్యం వీర్యం తద్దర్భా దర్భాస్తద్వీర్యం వీర్యం తద్దర్భా దర్భాస్తద్దర్భాస్తస్మిగ్గుస్తస్మిన్ దర్భాస్తద్దర్భాస్తస్మిన్ దర్భాస్తస్మిగ్గుస్తస్మిన్ దర్భా దర్భాస్తస్మిన్ జుహోది జుహోది తస్మిన్ దర్భా దర్భాస్తస్మిన్ జుహోది తస్మిన్ జుహోది జుహోది తస్మిగ్గుస్తస్మిన్ జుహోది ప్రజుహోది తస్మిగ్గుస్తస్మిన్ జుహోది ప్రజుహోది ప్రజుహోది జుహోది ప్రైవైవ ప్రజుహోది జుహోది ప్రైవ ప్రైవైవ ప్రైవ జాయతే జాయత ఏవ ప్రైవ జాయతే ఏవ జాయతే జాయత ఏవైవ జాయతే అన్నాదోన్నాదో జాయత ఏవైవ జాయతేన్నాద జాయతేన్నాదోన్నాదో జాయతే జాయతేన్నాదో భవతి భవత్యన్నాదో జాయతే జాయతేన్నాదో భవతి అన్నాదో భవతి భవత్యన్నాదోన్నాదో భవతి యస్య భవత్యన్నాదోన్నాదో భవతి యస్య అన్నాదైత్యన్నాద ఏతా వై దేవత వై దేవత దేవత వై వై దేవత అగ్నేరగ్నేర్దేవత వై వై దేవత అగ్నే దేవత అగ్నేరగ్నేర్దేవత దేవత అగ్నే పురస్తాద్భాగా అగ్నేర్దేవత దేవత అగ్నే పురస్తాద్భాగా అగ్నేరగ్నే పురస్తాద్భాగాస్తాస్తాద్భాగా అగ్నేరగ్నే పురస్తాద్భాగాస్తా పురస్తాద్భాగాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తాస్తా ప్రేణాది ప్రేణాథో చక్షు అథో చక్షుశ్చక్షరథో అథో చక్షురేవైవ చక్షరథో అథో చక్షురేవ అథో ఇత్యథో చక్షురేవైవ చక్షుశ్చక్షురేవాగ్నేరగ్నేరేవ చక్షుశ్చక్షురేవాగ్నేః ఏవాగ్నేరగ్నేరేవైవాగ్నేః పురస్తాత్ పురస్తాదగ్నేరేవైవాగ్నేః పురస్తాత్ అగ్నేః పురస్తాత్ పురస్తాదగ్నేరగ్నేః పురస్తాత్ ప్రతిపతి పురస్తాదగ్నేరగ్నేః పురస్తాత్ ప్రతి పురస్తాత్ ప్రతిపతి పురస్తాత్ పురస్తాత్ ప్రతి దధాది దధాది ప్రతి పురస్తాత్ పురస్తాత్ ప్రతి దధాది ప్రతి దధాది దధాది ప్రతి ప్రతి దధాత్యనందోనందో దధాది ప్రతి ప్రతి దధాత్యనందః దధాత్యనందోనందో దధాది దధాత్యనందో భవతి భవత్యనందో దధాది దధాత్యనందో భవతి అనందో భవతి భవత్యనందోనందో భవతి యో యో భవత్యనందోనందో భవతి యః భవతి యో యో భవతి భవతి య ఏవమేవం యో భవతి భవతి య ఏవం ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదాప ఆపో వేదైవమేవం వేదాప వేదాప ఆపో వేద వేదాపో వై వా ఆపో వేద వేదాపో వై ఆపో వై వా ఆప ఆపో వా ఇదమిదం వా ఆప ఆపో వా ఇదం వా ఇదమిదం వై వా ఇదమగ్రేగ్ర ఇదం వై వా ఇదమగ్రే ఇదమగ్రేగ్ర ఇదమిదమగ్రే శల్యకం శల్యమగ్ర ఇదమిదమగ్రే శల్యం అగ్రే శల్యకం శల్యమగ్రే క్రే శల్యమాసీదాసీత్ శల్యమగ్రే క్రే శల్యమాసీత్ శల్యమాసీదాసీత్ శల్యగం శల్యమాసీత్ స ఆసీత్ శల్యగం శల్యమాసీత్ స ఆసీత్ స ఆసీదాసీత్ స ప్రజాపతి ప్రజాపతి స ఆసీదాసీత్ స ప్రజాపతి స ప్రజాపతి ప్రజాపతి స ప్రజాపతి పుష్కరవర్ణే పుష్కరవర్ణే ప్రజాపతి స ప్రజాపతి పుష్కరవర్ణే ప్రజాపతి పుష్కరవర్ణే పుష్కరవర్ణే ప్రజాపతి ప్రజాపతి పుష్కరవర్ణే వాతో వాత పుష్కరవర్ణే ప్రజాపతి ప్రజాపతి పుష్కరవర్ణే వాత పుష్కరవర్ణే వాతో వాత పుష్కరవర్ణే పుష్కరవర్ణే వాతో భూతో భూతో వాత పుష్కరవర్ణే పుష్కరవర్ణే వాతో భూత పుష్కరవర్ణ ఇది పుష్కరవర్ణే వాతో భూతో భూతో వాతో వాతో భూతో నేలాయుధ నేలాయుత్ భూతో వాతో వాతో భూతో నేలాయుత్ భూతో నేలాయుధ నేలాయుత్ భూతో భూతో నేలాయుత్ ససో నేలాయుత్ భూతో భూతో నేలాయుత్ స అలేలాయత్ ససో లేలాయత లేలాయత్ సప్రతిష్టాం ప్రతిష్టాగుంసో లేలాయత లేలాయత్ సప్రతిష్టాం సప్రతిష్టాం ప్రతిష్టాగుంస సప్రతిష్టాన్న ప్రతిష్టాగుంస సప్రతిష్టాన్న ప్రతిష్టాన్న ప్రతిష్టాం ప్రతిష్టాన్నావిందత విందన ప్రతిష్టాం ప్రతిష్టాన్నావిందత ప్రతిష్టాం ప్రతిష్టాం నావిందత విందతన నావిందత ససో విందతన నావిందత స అవిందత ససో విందత విందత స ఏతదేతత్ సో విందనావిందత స ఏతత్ స ఏతదేతత్ స ఏతదపామపామేతత్ స ఏతదపాం ఏతదపామపామేతదేతదపాం కులాయం కులాయమపామేతదేతదపాం కులాయం అపాంకులాయం కులాయమపామపాం కులాయమపశ్యద పశ్యత్ కులాయమపామపాం కులాయమపశ్యత్ కులాయమపశ్యద పశ్యత్ కులాయం కులాయమపశ్యత్ తస్మిగ్రస్తస్మిన్న పశ్యత్ కులాయం కులాయమపశ్యత్ తస్మిన్ను పశ్యత్తస్మిన్నగ్నిమగ్నిస్తస్మిన్నగ్నిమచిరుతాచిరుతాగ్నిస్తస్మిన్నగ్నిమచిరుతాచిరుతాగ్నిమగ్నిమచిరుతతత్ అభవత్తతస్తతో భవత భవత్తతో వై వై తతో భవత భవత్తతో వై తతో వై వై తతస్తతో వై సస వై తతస్తతో వై సహ వై సస వై వై స ప్రతి ప్రతి స వై వై స ప్రతి స ప్రతి ప్రతి సస ప్రత్యతిష్ఠత్ తిష్టత్ ప్రతి సస ప్రత్యతిష్ఠత్ ప్రత్యతిష్ఠత్ తిష్టత్ ప్రతి ప్రత్యతిష్ఠద్యామతిష్ఠత్ ప్రతి ప్రత్యతిష్ఠద్యాం అతిష్టద్యామతిష్ఠతిష్టద్యాం పురస్తాత్ పురస్తాద్యామతిష్ఠతిష్టద్యాం పురస్తాత్ పురస్తాద్యాం పురస్తాదుపాదధాదుపాదధాత్ పురస్తాద్యాం పురస్తాదుపాదధాత్ పురస్తాదుపాదధాదుపాదధాత్ పురస్తాత్ పురస్తాదుపాదధాత్ తత్తదుపాదధాత్ పురస్తాత్ పురస్తాదుపాదధాత్ తత్ ఉపాదధాత్ తత్తదుపాదధాదుపాదధాత్ తచ్చరశ్శరస్తదుపాదధాదుపాదధాత్ తచ్చరః ఉపాదధాదిత్యుపాదధాత్ తచ్చరశ్శరస్తత్తచ్చరా భవద భవచ్చరస్తత్తచ్చరా భవద శిరా భవద భవచ్చర శిరా భవత్సా సా భవచ్చర శిరా భవత్సా అభవత్సా సా భవద భవత్సా ప్రాచీ ప్రాచీ సా భవద భవత్సా ప్రాచీ సా ప్రాచీ ప్రాచీ సా ప్రాచీ దిగ్ దిక్ ప్రాచీ సా ప్రాచీ దిగ్ ప్రాచీ దిగ్ దిక్ ప్రాచీ ప్రాచీ దిగ్యాన్ యాన్ దిక్ ప్రాచీ ప్రాచీ దిగ్యాం దిగ్యాన్ యాన్ దిగ్ దిగ్యాన్ దక్షిణతో దక్షిణతో యాన్ దిగ్ దిగ్యాన్ దక్షిణత యాన్ దక్షిణతో దక్షిణతో యాన్ యాన్ దక్షిణత ఉపాదధాదుపాదధాత్ దక్షిణతో యాన్ యాన్ దక్షిణత ఉపాదధాత్ దక్షిణత ఉపాదధాదుపాదధాత్ దక్షిణతో దక్షిణత ఉపాదధాత్ సస ఉపాదధాత్ దక్షిణతో దక్షిణత ఉపాదధాత్ స ఉపాదధాత్ సస ఉపాదధాదుపాదధాత్ స దక్షిణో దక్షిణస్ ఉపాదధాదుపాదధాత్ స దక్షిణ ఉపాదధాదిత్యుపాదధాత్ స దక్షిణో దక్షిణస్ స దక్షిణ పక్ష పక్షో దక్షిణస్ స దక్షిణ పక్ష దక్షిణ పక్ష పక్షో దక్షిణో దక్షిణ పక్షో భవద భవత్ పక్షో దక్షిణో దక్షిణ పక్షో భవద్ పక్షో భవద భవత్ పక్ష పక్షో భవత్ సా భవత్ పక్ష పక్షో భవత్ సాభవత్ సా భవద భవత్ సా దక్షిణ దక్షిణ సా భవద భవత్ సా దక్షిణ సా దక్షిణ దక్షిణ సా దక్షిణ దిగ్ దిగ్ దక్షిణ సా దక్షిణ దిగ్ దక్షిణ దిగ్ దిగ్ దక్షిణ దక్షిణ దిగ్యాయ్యాన్ దిగ్ దక్షిణ దక్షిణ దిగ్యాం దిగ్యాయ్యాన్ దిగ్ దిగ్యాం పశ్చాత్ పశ్చాద్యాన్ దిగ్ దిగ్యాం పశ్చాత్ యాం పశ్చాత్ పశ్చాద్యాయ్యాం పశ్చాదుపాదధాదుపాదధాత్ పశ్చాద్యాయ్యాం పశ్చాదుపాదధాత్ దృశే దృశే దీప్యతే తస్మాత్ దీప్యతే దృశే దృశే దీప్యతే తస్మాత్ దీప్యతే తస్మాత్తస్మాద్దీప్యతే దీప్యతే తస్మాదిమామిమాన్ తస్మాద్దీప్యతే దీప్యతే తస్మాదిమాం తస్మాదిమామిమాన్ వయాగుంసిమాన్ తస్మాత్తస్మాదిమాం వయాగుంసి ఇమాం వయాగుంసి వయాగుంసి మామిమాం వయాగుంసి నక్తం నక్తం వయాగుంసి మామిమాం వయాగుంసి నక్తం వయాగుం సనక్తం నక్తం వయాగుం సనక్తం నక్తం వయాగుం సయాగుం సనక్తన్నాధ్యధినక్తన్నాధ్యధినాధ్యాసద ఆసతేధినాధ్యాసతే అధ్యాసద ఆసతేధ్యధ్యాసదేయోయ ఆసతేధ్యధ్యాసదేయ ఆసదేయోయ ఆసద ఆసదేయ ఏమేవ్య ఆసద ఆసదేయ ఏమేవ్యోయ ఏం విద్వాన్ విద్వానేవ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వానగ్నిమగ్నిం విద్వానేవమేవం విద్వానగ్నిం విద్వానగ్నిమగ్నిం విద్వాన్ విద్వానగ్నిం చునుతే చునుతేగ్నిం విద్వాన్ విద్వానగ్నిం చునుతే అగ్నిం చునుతే చునుతేగ్నిమగ్నిం చునుతే ప్రతి ప్రతిచునుతేగ్నిమగ్నిం చునుతే ప్రతి చునుతే ప్రతి ప్రతిచునుతే చునుతే ప్రత్యేవైవ ప్రతిచునుతే చునుతే ప్రత్యేవ ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్టతి ఆగ్నేయో వైవ ఆగ్నేయ ఆగ్నేయో వై బ్రాహ్మణో బ్రాహ్మణో ఆగ్నేయ ఆగ్నేయో వై బ్రాహ్మణ అయి బ్రాహ్మణో బ్రాహ్మణో వై వై బ్రాహ్మణస్తస్మాత్తస్మాత్ బ్రాహ్మణో వై వై బ్రాహ్మణస్తస్మాత్ బ్రాహ్మణస్తస్మాత్తస్మాత్ బ్రాహ్మణో బ్రాహ్మణస్తస్మాత్ బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ తస్మాత్ బ్రాహ్మణో బ్రాహ్మణస్తస్మాత్ బ్రాహ్మణాయ తస్మాత్ బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ తస్మాత్తస్మాత్ బ్రాహ్మణాయ సర్వాసు సర్వాసు బ్రాహ్మణాయ తస్మాత్తస్మాత్ బ్రాహ్మణాయ సర్వాసు బ్రాహ్మణాయ సర్వాసు సర్వాసు బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ సర్వాసు దిక్షు దిక్షు సర్వాసు బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ సర్వాసు దిక్షు సర్వాసు దిక్షు దిక్షు సర్వాసు సర్వాసు దిక్ష్వర్ధకమర్ధకం దిక్షు సర్వాసు సర్వాసు దిక్ష్వర్ధకం దిక్ష్వర్ధకమర్ధకం దిక్షు దిక్ష్వర్ధకగ్స్వాగస్వామర్ధకం దిక్షు దిక్ష్వర్ధకగ్స్వాం అర్ధగద్వస్వాగస్వామర్ధకమర్ధకగ్స్వామేవైవ స్వామర్ధకమర్ధకగ్స్వామేవ స్వామేవైవ స్వాగస్వామేవ తత్తదేవ స్వాగస్వామేవ తత్ ఏవ తత్తదేవైవ తద్దిశం దిశం తదేవైవ తద్దిశం తద్దిశం దిశం తత్తద్దిశమన్వర దిశం తత్తద్దిశమను దిశమన్వర దిశం దిశమన్వేత్యేత్యర దిశం దిశమన్వేది అన్వేత్యేత్యన్వన్వేత్య పామ పామేత్యన్వన్వేత్య పామ ఏత్య పామ పామేత్యేత్య పాం వైవ అపామేత్యేత్య పాం వై అపాం వైవ అపామ పాం వా అగ్నిరగ్నిర్వ అపామ పాం వా అగ్ని వా అగ్నిరగ్నిర్వైవ అగ్నిఃకులాయం కులాయమగ్నిర్వైవ అగ్నిఃకులాయం అగ్నిఃకులాయం కులాయమగ్నిరగ్నిఃకులాయం తస్మాత్తస్మాత్ కులాయమగ్నిరగ్నిఃకులాయం తస్మాత్ కులాయం తస్మాత్తస్మాత్ కులాయం కులాయం తస్మాదాప ఆపస్తస్మాత్ కులాయం కులాయం తస్మాదాప తస్మాదాప ఆపస్తస్మాత్తస్మాదాపోగ్నిమగ్నిమాపస్తస్మాత్తస్మాదాపోగ్నిం ఆపోగ్నిమగ్నిమాప ఆపోగ్నిగోహారుకాహారుకా అగ్నిమాప ఆపోగ్నిగోహారుకా అగ్నిమాహారుకాహారుకా అగ్నిమగ్నిగోహారుకా స్వాగు స్వాగుహారుకా అగ్నిమగ్నిగోహారుకా స్వాగు స్వాగుహారుకాహారుకా స్వామేవైవ స్వాగుహారుకాహారుకా స్వామేవ స్వామేవైవ స్వాగు స్వామేవ తత్తదేవ స్వాగు స్వామేవ తత్ ప్రవిశంతి సంవత్సరముఖ్యము సంవత్సరము సంవత్సరముఖ్యం భృత్వా భృత్వాక్షరము సంవత్సరము సంవత్సరముఖ్యం భృత్వా సంవత్సరమిది సంవత్సరం ముఖ్యం భృత్వా భృత్వాఖ్యముఖ్యం భృత్వా ద్వితీయే భృత్వాఖ్యముఖ్యం భృత్వా ద్వితీయే భృత్వా భృత్వా ద్వితీయే సంవత్సరే సంవత్సరే ద్వితీయే భృత్వా భృత్వా ద్వితీయే సంవత్సరే ద్వితీయే సంవత్సరే సంవత్సరే ద్వితీయే సంవత్సర ఆగ్నేయమో సంవత్సరే ద్వితీయే సంవత్సర ఆగ్నేయం సంవత్సర ఆగ్నేయమాగ్నేయో సంవత్సరే సంవత్సర ఆగ్నేయమష్టాకపాలమష్టాకపాలమాగ్నేయో సంవత్సరే సంవత్సర ఆగ్నేయమష్టాకపాలం సంవత్సరేతి సంవత్సరే ఆగ్నేయమష్టాకపాలమష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలమ్యరణ్యరష్టాకపాలమాగ్నేయమాగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం నిర్నిరష్టాకపాలమష్టాకపాలం నిర్భవేద్ అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్భవేద్వేందైంద్రమైంద్రన్వపేర్నిర్నిర్వపేదైంద్రం ఏకాదశకపాలమైంద్రమేకాదశకపాలమైంద్రమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం ఏకాదశకపాల ఏకాదశకపాలో యద్యదేకాదశకపాలో భవతి భవత్యేకాదశకపాలో యద్యదేకాదశకపాలో భవతి ఏకాదశకపాలో భవతి భవత్యేకాదశకపాల ఏకాదశకపాలో భవత్యేకాదశాక్షర ఏకాదశాక్షరా భవత్యేకాదశకపాల ఏకాదశకపాలో భవత్యేకాదశాక్షరా ఏకాదశకపాల ఇత్యేకాదశకపాలః భవత్యేకాదశాక్షర ఏకాదశాక్షరా భవతి భవత్యేకాదశాక్షరా త్రిష్టుప్ త్రిష్టుప్ ఏకాదశాక్షరా భవతి భవత్యేకాదశాక్షరా త్రిష్టుప్ ఏకాదశాక్షరా త్రిష్టుక్ త్రిష్టుక్ ఏకాదశాక్షర ఏకాదశాక్షరా త్రిష్టు గైంద్రమైంద్రం త్రిష్టుక్ ఏకాదశాక్షర ఏకాదశాక్షరా త్రిష్టు గైంద్రం ఏకాదశాక్షరేత్యేకాదశ అక్షరా త్రిష్టు గైంద్రమైంద్రం త్రిష్టు త్రిష్టు గైంద్రం త్రైష్టుభం త్రైష్టుభమైంద్రం త్రిష్టు త్రిష్టు గైంద్రం త్రైష్టుభం ఐంద్రం త్రైష్టుభం త్రైష్టుభమైంద్రమైంద్రం త్రైష్టుభం మాధ్యంద్రం మాధ్యంద్రం త్రైష్టుభమైంద్రమైంద్రం త్రైష్టుభం మాధ్యంద్రం త్రైష్టుభం మాధ్యంద్రం మాధ్యంద్రం త్రైష్టుభం త్రైష్టుభం మాధ్యంద్ర గోసవన గోసవనం మాధ్యంద్రం త్రైష్టుభం త్రైష్టుభం మాధ్యంద్ర గోసవనం మాధ్యంద్ర గోసవన గోసవనం మాధ్యంద్రం మాధ్యంద్ర గోసవనం మాధ్యంద్రం మాధ్యంద్ర గోసవనం మాధ్యంద్రం మాధ్యంద్ర గోసవనం మాధ్యంద్రం సవనం మాధ్యంద్రం మాధ్యంద్ర గోసవన గోసవనం మాధ్యంద్రమేవైవ మాధ్యంద్ర గోసవన గోసవనం మాధ్యంద్రమేవ మాధ్యంద్రమేవైవ మాధ్యంద్రం మాధ్యంద్రమేవ సవన గోసవనమేవ మాధ్యంద్రం మాధ్యంద్రమేవ సవనం ఏవ సవన గోసవనమేవైవ సవనం తేన తేన సవనమేవైవ సవనం తేన సవనం తేన తేన సవన గోసవనం తేన దాధార దాధార తేన సవన గోసవనం తేన దాధార తేన దాధార దాధార తేన తేన దాధార త్రిష్టుభం త్రిష్టుభం దాధార తేన తేన దాధార త్రిష్టుభం దాధార త్రిష్టుభం త్రిష్టుభం దాధార దాధార త్రిష్టుభం ఛందశ్చందస్ త్రిష్టుభం దాధార దాధార త్రిష్టుభం ఛందః తృష్టభం ఛందస్ఛందస్తృష్టభం దృష్టభం ఛందోయ్యఛందస్తృష్టభం దృష్టభం ఛందోయ్యఛందస్ఛందోయ్యద్వాదశకపాలో భవతి భవతి ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాలో భవతి భవతి ద్వాదశకపాలో ద్వాదశకపాలో భవతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా భవతి ద్వాదశకపాలో ద్వాదశకపాలో భవతి ద్వాదశాక్షరా ద్వాదశకపాలైద్వాదశాక్షరా ద్వాదశాక్షరా భవతి భవతి ద్వాదశాక్షరా జగతి జగతి ద్వాదశాక్షరా భవతి భవతి ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరా జగతి జగతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి వైశ్వదేవం వైశ్వదేవం జగతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి వైశ్వదేవం ద్వాదశాక్షరే ద్వాదశ అక్షరా జగతి వైశ్వదేవం వైశ్వదేవం జగతి జగతి వైశ్వదేవం జాగతం జాగతం వైశ్వదేవం జగతి జగతి వైశ్వదేవం జాగతం వైశ్వదేవం జాగతం జాగతం వైశ్వదేవం వైశ్వదేవం జాగతం తృతీయ సవనం జాగతం వైశ్వదేవం వైశ్వదేవం జాగతం తృతీయ సవనం వైశ్వదేవమితి వైశ్వదేవం జాగతం తృతీయ సవనం జాగతం జాగతం తృతీయ సవనం తృతీయ సవనం తృతీయ సవనమితి తృతీయ సవనం తృతీయ సవనమేవైవ తృతీయ సవనం తృతీయ సవనమేవ తేన తేనైవ తృతీయ సవనం తృతీయ సవనమేవ తేన తృతీయ సవనమితి తృతీయ సవనం ఏవ తేన తేనైవైవ తేన దాధార దాధార తేనైవైవ తేన దాధార తేన దాధార దాధార తేన తేన దాధార జగతీం జగతీం దాధార తేన తేన దాధార జగతీం దాధార జగతీం జగతీం దాధార దాధార జగతీం ఛందశ్చందో జగతీం దాధార దాధార జగతీం ఛందః జగదీం ఛందశ్చందో జగదీం జగదీం ఛందో యద్యచ్ఛందో జగదీం జగదీం ఛందో యద్ ఛందో యద్యచ్ఛందశ్చందో యద్బారహస్పత్యో బారహస్పత్యో యచ్ఛందశ్చందో యద్బారహస్పత్యః యద్బారహస్పత్యో బారహస్పత్యో యద్యద్బారహస్పత్యశ్చరశ్చరద్బారహస్పత్యో యద్యద్బారహస్పత్యశ్చరో బారహస్పత్యశ్చరశ్చరద్బారహస్పత్యో బారహస్పత్యశ్చరద్భవతి భవతి చరద్బారహస్పత్యో బారహస్పత్యశ్చరద్భవతి శరద్భవతి భవతి శరశ్చరద్భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి శరశ్చరద్భవతి బ్రహ్మ భవతి బ్రహ్మ బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై వై బ్రహ్మ భవతి భవతి బ్రహ్మ వై బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం దేవానాం వై బ్రహ్మ బ్రహ్మ వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం వై వై దేవానాం బృహస్పతిః దేవానాం బృహస్పతిర్బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్దేవానాం దేవానాం బృహస్పతిర్బ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మైవైవ బ్రహ్మ బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మైవ బ్రహ్మైవైవ బ్రహ్మ బ్రహ్మైవ తేన తేనైవ బ్రహ్మ బ్రహ్మైవ తేన తేన తేనైవైవ తేన దాధార దాధార తేనైవైవ తేన దాధార తేన దాధార దాధార తేన దాధార యద్యద్దాధార తేన దాధార యద్ దాధార యద్యద్దాధార దాధార యద్వైష్ణవో వైష్ణవో యద్దాధార దాధార యద్వైష్ణవః తద్వైష్ణవో వైష్ణవో యద్వైష్ణవస్త్రికపాలస్త్రికపాలో వైష్ణవో యద్వైష్ణవస్త్రికపాల వైష్ణవస్త్రికపాలస్త్రికపాలో వైష్ణవో వైష్ణవస్త్రికపాలో భవతి భవతిత్రికపాలో వైష్ణవో వైష్ణవస్త్రికపాలో భవతి త్రికపాలో భవతి భవతి త్రికపాలస్త్రికపాలో భవతి యజ్ఞో యజ్ఞో భవతి త్రికపాలస్త్రికపాలో భవతి యజ్ఞ త్రికపాల ఇది త్రికపాల భవతి యజ్ఞో యజ్ఞో భవతి భవతి యజ్ఞో వై వై యజ్ఞో భవతి భవతి యజ్ఞో వై యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వై విష్ణు విష్ణుర్వై యజ్ఞో యజ్ఞో వై విష్ణు వై విష్ణు విష్ణుర్వై వై విష్ణుర్యజ్ఞం యజ్ఞం విష్ణుర్వై వై విష్ణుర్యజ్ఞం విష్ణుర్యజ్ఞం యజ్ఞం విష్ణుర్విష్ణుర్యజ్ఞమేవ యజ్ఞం విష్ణుర్విష్ణుర్యజ్ఞమేవ యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞమేవ తేనైవ యజ్ఞం యజ్ఞమేవ తేన దేవతేన తేనైవ తేన దాధార దాధార తేనైవ తేన దాధార తేన దాధార దాధార తేన తేన దాధారయ్యద్దాధార తేన తేన దాధారయత్ దాధారయ్యద్దాధార దాధారయత్ తృతీయే తృతీయే యద్దాధార దాధారయత్ తృతీయే యత్తృతీయే తృతీయే యద్యత్తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే యద్యత్తృతీయే సంవత్సరే తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే తృతీయే సంవత్సరే భిజితా భిజితా సంవత్సరే తృతీయే తృతీయే సంవత్సరే భిజితా సంవత్సరే భిజితా భిజితా సంవత్సరే సంవత్సరే భిజితా ఇదితే భిజితా సంవత్సరే సంవత్సరే భిజితా ఇదిరే సంవత్సర ఇది సంవత్సరే అభిజితా ఇదితే ఇదితే భిజితా భిజితా ఇదితే భిజిత్యా అభిజిత్యై ఇదితే భిజితా భిజితా ఇదితే భిజిత్యై అభిజితేత్యభిజితా ఇదితే భిజిత్యా అభిజిత్యై యజతే ఇదితే భిజిత్యై యజ్యదభిజిత్యై యజతే ఇదితే భిజిత్యై యజు అభిజిత్యైయ్యదభిజిత్యా అభిజిత్యైయత్ సంవత్సరము సంవత్సరం యదభిజిత్యా అభిజిత్యైయత్ సంవత్సరం అభిజిత్యా ఇత్యభిజిత్యై యత్ సంవత్సరము సంవత్సరం యద్యత్ సంవత్సరముఖ్యముఖ్యము సంవత్సరం యద్యత్ సంవత్సరముఖ్యం సంవత్సరముఖ్యముఖ్యము సంవత్సరము సంవత్సరముఖ్యం విభర్తి విభర్త్యుఖ్యము సంవత్సరము సంవత్సరముఖ్యం విభర్తి సంవత్సరమిది సంవత్సరం ముఖ్యం విభర్తి విభర్త్యుఖ్యముఖ్యం విభర్తేమమిమం విభర్త్యుఖ్యముఖ్యం విభర్తేమం విభర్తేమమిమం విభర్తి విభర్తేమేవైవేమం విభర్తి విభర్తేమమేవ ఇమమేవైవేమమిమమేవ తేన తేనైవేమమిమమేవ తేన ఏవతేన తేనైవైవ తేన లోకం లోకం తేనైవైవ తేన లోకం తేన లోకం లోకం తేన తేన లోకజ్ఞ స్పృణోతి స్పృణోతి లోకం తేన తేన లోకజ్ఞ స్పృణోతి లోకజ్ఞ స్పృణోతి స్పృణోతి లోకం లోకజ్ఞ స్పృణోతి యద్యత్ స్పృణోతి లోకం లోకజ్ఞ స్పృణోతి యద్ స్పృణోతి యద్యత్ స్పృణోతి స్పృణోతి యద్వితీయే ద్వితీయే స్పృణోతి స్పృణోతి ద్వితీయే యద్వితీయే ద్వితీయే యద్యద్వితీయే సంవత్సరే సంవత్సరే ద్వితీయే యద్యద్వితీయే సంవత్సరే ద్వితీయే సంవత్సరే సంవత్సరే ద్వితీయే ద్వితీయే సంవత్సరే యజ్ఞమగ్నిగో సంవత్సరే ద్వితీయే ద్వితీయే సంవత్సరే సంవత్సరే యజ్ఞమగ్నిగో సంవత్సరే సంవత్సరే యజ్ఞించినతే చినతే యజ్ఞిగో సంవత్సరే సంవత్సరే యజ్ఞించినతే సంవత్సర ఇది సంవత్సరే అగ్నించినతే చినతే యజ్ఞమగ్నించినతే అంతరిక్షం అంతరిక్షించినతే యజ్ఞమగ్నించినతే అంతరిక్షం అంతరిక్షమేవైవాంతరిక్షం చినతే చినతే అంతరిక్షమేవ అంతరిక్షమేవైవాంతరిక్షమంతరిక్షమేవతేన తేన ఇవాంతరిక్షమంతరిక్షమేవ తేన ఏవ తేన తేనైవైవ తేన స్పృణోది స్పృణోది తేనైవైవ తేన స్పృణోది తేన స్పృణోది స్పృణోది తేన తేన స్పృణోది యజ్ఞ స్పృణోది తేన తేన స్పృణోది యజ్ స్పృణోది స్పృణోది తేన తేన స్పృణోది యజ్ యజతే తృతీయే సంవత్సరే సంవత్సరే తృతీయే యజతే సంవత్సరే యజతే సంవత్సరే తృతీయే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సరే యజతే సంవత్సర ఇది సంవత్సరే యజతేము మమం యజతేము మమం యజతే ఇది తేము మే వైవా ముం యజతే ఇది తేము మేవ అము మే వైవా ము మము మేవ తేన తేనైవైవ తేన లోకం లోకం తేనైవైవ తేన లోకం తేన లోకం లోకం తేన తేన లోకగ్ గస్పృణోతి స్పృణోతి లోకం తేన లోకగ్ గస్పృణోతి లోకగ్ గస్పృణోతి స్పృణోతి స్పృణోతి లోకం లోకగ్ గస్పృణోత్యేతమేత గస్పృణోతి లోకం లోకగ్ గస్పృణోత్యేతం స్పృణోత్యేతమేత గస్పృణోతి స్పృణోత్యేతం వై ఏతం వై వా ఏతమేతం వై పరః పరో వా ఏతమేతం వై పరః వై పరో వై వై పర ఆత్నార ఆత్నారః పరో వై వై పర ఆత్నారః పర ఆట్నార ఆట్నార పరస్పర ఆట్నార కక్షేవాన్ కక్షేవాగు ఆట్నార పరస్పర ఆట్నార కక్షేవాను ఆట్నార కక్షేవాన్ కక్షేవాగు ఆట్నార ఆట్నార కక్షేవాగు ఔషధ ఔషధ కక్షేవాగు ఆట్నార ఆట్నార కక్షేవాగు ఔషధ కక్షేవాగు ఔషధ ఔషధ కక్షేవాన్ కక్షేవాగు ఔషధో వేదహవ్య వేదహవ్య ఔషధ కక్షేవాన్ కక్షేవాగు ఔషధో వేదహవ్య కక్షేవానిది కక్షేవాను ఔషధో వేదహవ్య వేదహవ్య ఔషధ ఔషధో వేదహవ్య శ్రాయస శ్రాయసో వేదహవ్య ఔషధ ఔషధో వేదహవ్య శ్రాయస వేదహవ్య శ్రాయస శ్రాయసో వేదహవ్య వేదహవ్య శ్రాయస స్త్రసదస్య స్త్రసదస్యు శ్రాయస వేదహవ్య వేదహవ్య శ్రాయస స్త్రసదస్యు క్షరపవిరిక్షరపవిర్భూత్వా తిష్ఠత్ క్షరపవిరిక్షరపవిః భూత్వాదిష్టతిష్టద్భూత్వా భూత్వాదిష్టత్వండమతిష్టద్భూత్వా భూత్వాదిష్టత్వం అనిష్టత్వండమతిష్టతిష్టత్వం దేవా దేవాస్తమతిష్టతిష్టత్వం దేవాః తందేవా దేవాస్తంతం దేవా బిభ్యతో బిభ్యతో దేవాస్తంతం దేవా బిభ్యతః దేవా బిభ్యతో బిభ్యతో దేవా దేవా బిభ్యతో నన బిభ్యతో దేవా దేవా బిభ్యతో న బిభ్యతో నన బిభ్యతో బిభ్యతో నోపో ఫల బిభ్యతో బిభ్యతో నోప నోపో ఫల నోపాయన్న ఎన్ను ఫల నోపాయన్న ఉపాయన్న ఎన్ను పోపాయంతే త ఆయన్ను గోపాయంతే ఆయంతే త ఆయన్నాయంతే ఛందోభిశ్చందోభిస్త ఆయన్నాయంతే ఛందోభి తే ఛందోభిశ్చందోభిస్తే తే ఛందోభిరాత్మానమాత్మానం ఛందోభిస్తే తే ఛందోభిరాత్మానం ఛందోభిరాత్మానమాత్మానం ఛందోభిశ్చందోభిరాత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానం ఛందోభిశ్చందోభిరాత్మానం చాదయిత్వా ఛందోభిరితి ఛందాభిః ఆత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వోపచ్చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వోప చాదయిత్వోపోపచ్చాదయిత్వా చాదయిత్వోపాయన్నాయన్నపచ్చాదయిత్వా చాదయిత్వోపాయన్ ఉపాయన్నాయన్నోపాయం తత్తదాయన్నోపాయం తద్ ఆయన్ తత్తదాయన్నాయంతఛందసాం ఛందసాం తదాయన్నాయంతఛందసాం తచ్ఛందసాం ఛందసాం తత్తఛందసాం ఛందస్త్వం ఛందస్త్వం ఛందసాం తత్తఛందసాం ఛందస్త్వం ఛందసాం ఛందస్త్వం ఛందస్త్వం ఛందసాం ఛందసాం ఛందస్త్వం బ్రహ్మ బ్రహ్మ ఛందస్త్వం ఛందసాం ఛందసాం ఛందస్త్వం బ్రహ్మ ఛందస్త్వం బ్రహ్మ బ్రహ్మ ఛందస్త్వం ఛందస్త్వం బ్రహ్మ వై వై బ్రహ్మ ఛందస్త్వం ఛందస్త్వం బ్రహ్మ వై ఛందస్త్వమిది ఛందః త్వం బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై ఛందాగుంసి ఛందాగుంసి వై బ్రహ్మ బ్రహ్మ వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి బ్రహ్మణో బ్రహ్మణశ్చందాగుంసి వై వై ఛందాగుంసి బ్రహ్మణ ఛందాగుంసి బ్రహ్మణో బ్రహ్మణశ్చందాగుంసి ఛందాగుంసి బ్రహ్మణ ఏతదేతద్ బ్రహ్మణశ్చందాగుంసి ఛందాగుంసి బ్రహ్మణ ఏతద్ బ్రహ్మణ ఏతదేతద్ బ్రహ్మణో బ్రహ్మణ ఏతద్రూపకం రూపమేతద్ బ్రహ్మణో బ్రహ్మణ ఏతద్రూపం ఏతద్రూపకం రూపమేతదేతద్రూపం యద్యద్రూపమేతదేతద్రూపం యద్ రూపం యద్యద్రూపకం రూపం యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్రూపకం రూపం యత్కృష్ణాజనం యత్కృష్ణాజనం కృష్ణాజనం యద్యత్కృష్ణాజనం కార్ష్ణీ కార్ష్ణీ కృష్ణాజనం యద్యత్కృష్ణాజనం కార్ష్ణీ కృష్ణాజనం కార్ష్ణీ కార్ష్ణీ కృష్ణాజనం కృష్ణాజనం కార్ష్ణీ ఉపానః ఉపానహో కార్ష్ణీ కృష్ణాజనం కృష్ణాజనం కార్ష్ణీ ఉపానహో కృష్ణాజనమిది కృష్ణాజనం కార్ష్ణీ ఉపానః ఉపానహో కార్ష్ణీ కార్ష్ణీ ఉపానః ఉపోపోపానహో కార్ష్ణీ కార్ష్ణీ ఉపానః ఉప కార్ష్ణీ కార్ష్ణీ ఉపానః ఉపోపోపానః ఉపానః ఉపముంచదే ముంచద ఉపోపానః ఉపానః ఉపముంచదే ఉపముంచదే ముంచల ఉపముంచదే ఛందోభిశ్చందోభిర్ముంచద ఉపోపముంచదే ఛందోభి ముంచదే ఛందోభిశ్చందోభిర్ముంచదే ముంచదే ఛందోభిరేవైవ ఛందోభిర్ముంచదే ముంచదే ఛందోభిరేవ ఛందోభిరేవైవ ఛందోభిశ్చందోభిరేవాత్మానమాత్మానమేవ ఛందోభిశ్చందోభిరేవాత్మానం ఛందోభిరితి ఛందాభిః ఏవాత్మానమాత్మానమేవైవాత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానమేవైవాత్మానం చాదయిత్వా ఆత్మానం చాదయిత్వా చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వాగ్నిమగ్నిం చాదయిత్వాత్మానమాత్మానం చాదయిత్వాగ్నిమగ్నిం చాదయిత్వా చాదయిత్వాగ్నిమువోపాగ్నిం చాదయిత్వా చాదయిత్వాగ్నిముప అగ్నిముపాగ్నిమగ్నిముపచరతి చరత్యుపాగ్నిమగ్నిముపచరతి ఉపచరతి చరత్యుపోపచరత్యాత్మన ఆత్మనశ్చరత్యుపోపచరత్యాత్మన చరత్యాత్మన ఆత్మనశ్చరతి చరత్యాత్మనో హిగుంసాయ అహిగుంసాయ ఆత్మనశ్చరతి చరత్యాత్మనో హిగుంసాయి ఆత్మనో హిగుంసాయ అహిగుంసాయ ఆత్మన ఆత్మనో హిగుంసాయి దేవనిధిర్దేవనిధిర్హిగుంసాయ ఆత్మన ఆత్మనో హిగుంసాయి దేవనిధి అహిగుంసాయి దేవనిధిర్దేవనిధిర్హిగుంసాయ అహిగుంసాయి దేవనిధిర్వై వై దేవనిధిర్హిగుంసాయ అహిగుంసాయి దేవనిధిర్వై దేవనిధిర్వై వై దేవనిధిర్దేవనిధిర్వా ఏష వై దేవనిధిర్దేవనిధిర్వా ఏష దేవనిధిరిది దేవానిధి వా ఏష ఏష వై వా ఏష నిన్యేష వై వా ఏషని ఏష నిన్యేష ఏష నిధీయతే ధీయతే న్యేష ఏష నిధీయతే నిధీయతే ధీయతే నిధీయతే యద్యద్ధీయతే నిధీయతే యదు ధీయతే యద్యద్ధీయతే ధీయతే యదగ్నిరగ్ని యద్ధీయతే ధీయతే యదగ్ని యదగ్నిరగ్ని యద్యదగ్నిరన్యే న్యే ब्रूयादेतदेतद्ब्रूयाद्ब्रूयादेतन्मे न एतद्ब्रूयाद्ब्रूयादेतन्मे ఏతన్మే ఏతదేతన్మే గోపాయ గోపాయ ఏతదేతన్మే గోపాయ మే గోపాయ గోపాయ మే మే గోపాయేతి గోపాయ మే మే గోపాయేతి గోపాయేతి గోపాయ గోపాయేతి తాదృక్ తాదృగితి గోపాయ గోపాయేతి తాదృగ ఇది తాదృక్ తాదృగిరీతి తాదృగేవైవ తాదృగిరీతి తాదృగేవ తాదృగేవైవ తాదృక్ తాదృగేవ తత్తదేవ తాదృక్ తాదృగేవ తత్ ఏవ తత్తదేవైవ తత్ ప్రజాపతి ప్రజాపతిస్తదేవైవ తత్ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతి ప్రజాపతిర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాసర్వాస ఏ దధ్యం దధ్యంగేవ దధ్యంగాథర్వణ ఆథర్వణో దధ్యంగేవ దధ్యంగాథర్వణ దధ్యంగాథర్వణ ఆథర్వణో దధ్యం దధ్యంగాథర్వణస్తర్వణో దధ్యం దధ్యంగాథర్వణస్త ఆథర్వణస్తర్వణ ఆథర్వణస్తేష్టగా ఇష్టగాస్తర్వణ ఆథర్వణస్తేష్టగా అస్యేష్టగా ఇష్టగాస్తేష్టగా అస్థాన్యస్థానిష్టగాస్తేష్టగా అస్థాని ఇష్టగా అస్థాన్యస్థానిష్టగా ఇష్టగా అస్థాన్యేతమేతమస్థాన్యేతమస్థాన్యేతగుంహైతమస్థాన్యస్థాన్యేతగుంహ ఏతగుంహ హైతమేతగుంహ వావ హైతమేతగుంహ వావ హవావ వావ హవావ తద్వావ హవావ తద్ వావ తద్వావ వావ తదృషి ఋషిస్తద్వావ వావ తదృషి ఋషిరభ్యనోవాచాభ్యనోవాచ ఋషిస్తత్తృషిరభ్యనోవాచృషిరభ్యనోవాచభ్యనోవాచ ఋషిరభ్యనోవాచేంద్రయింద్రోభ్యనోవాచృషిఋషిరభ్యనోవాచేంద్ర అభ్యనోవాచేంద్రయింద్రోభ్యనోవాచాభ్యనోవాచేంద్రోదధీచోదధీచ ఇంద్రోదధీచోదధీచ ఇంద్ర ఇంద్రోదధీచో అస్థభిరస్థభిర్దధీచ ఇంద్ర ఇంద్రోదధీచో అస్థభిధీచో అస్థభిరస్థభిర్దధీచోదధీచో అస్థభిరిదీత్యస్థభిర్దధీచోదధీచో అస్థభిరిది అస్థభిరిదీత్యస్థభిరస్థభిరిదియ్యదిత్యస్థభిరస్థభిరిది యద్ అస్థభిరిత్యస్థాభిరిష్టగాభిర్యదితిష్టగాభిరిష్టగాభిరిష్టగాభిరిష్టగాభిరిష్టగాభిరగ్నిమగ్నిష్టగాభిరిష్టగాభిరగ్నిమిష్టగాభిరగ్నిమగ్నిష్టగాభిరిష్టగాభిరగ్నిం చునోదిచునోత్యగ్నిమగ్నిచునోదిసాత్మానగుంసాత్మానంచినోదిచునోదిసాత్మానమేవైవసాత్మానంచినోదిచునోదిసాత్మానమేవా సాత్మానమేవైవసాత్మానగుంసాత్మానమేవాగ్నిం సాత్మానమిసాఆత్మానం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిచునుదేచునుదేగ్నిమేవైవాగ్నిచునుదే అగ్నిచునుదేచునుదేగ్నిమగ్నిచునుదేసాత్మాసాత్మాచునుదేగ్నిమగ్నిచునుదేసాత్మాః సాత్మాచునుదేచునుదేసాత్మాముష్మిన్నముష్మిన్ భవతి యోయోవతి భవతియ ఏమేమయ్యోవతి భవతియ ఏమేమేవేదవేదైవేదవేదైవేదవేదశరీరగుంశరీరం వేదైవేదశరీరం వై శరీరగుంశరీరం వా ఏతదేతద్వై శరీరగుంశరీరం వా ఏతద్వా ఏకదేతద్వై వా ఏతదగ్నేరగ్నేరేతద్వై వా ఏతదగ్నే ఏతదగ్నేరగ్నేరేతదేతదగ్నేర్యద్యగ్నేరేతదేతదగ్నేర్యుదగ్నేర్యద్యగ్నేరగ్నేర్యచిత్యశ్చిత్యోయదగ్నేరగ్నేర్యచిత్యశ్చిత్యోయదగ్నేరగ్నేర్యచిత్యః చిత్యశ్చిత్యోయద్యచిత్య ఆత్మా చిత్యోయద్యచిత్య ఆత్మా చిత్య ఆత్మా చిత్యశ్చిత్య ఆత్మా వైశ్వానరో వైశ్వానర ఆత్మా చిత్యశ్చిత్య ఆత్మా వైశ్వానరః ఆత్మా వై ఈశ్వానరో వై ఈశ్వానర ఆత్మాత్మా వై ఈశ్వానరో యజ్జద్వై ఈశ్వానర ఆత్మాత్మా వై ఈశ్వానరో విదు ఈశ్వానరో యజ్జద్వై ఈశ్వానరో వై ఈశ్వానరో యచ్చితే చితే యద్వై ఈశ్వానరో వై ఈశ్వానరో యచ్చితే యచ్చితే చితే యద్యచ్చితే వై ఈశ్వానరం వై ఈశ్వానరం చితే యద్యచ్చితే వై ఈశ్వానరం చితే వై ఈశ్వానరం వై ఈశ్వానరం చితే చితే వై ఈశ్వానరం జ్యోతి జ్యోత వైశ్వానరం చితే చితే వై ఈశ్వానరం జ్యోతి వైశ్వానరం జ్యోతి జ్యోతి వైశ్వానరం వై ఈశ్వానరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి వైశ్వానరం వై ఈశ్వానరం జ్యోతి శరీరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవైవ శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవ శరీరమేవైవ శరీరం శరీరమేవ సద్స్కృత్య సద్స్కృత్యైవ శరీరం శరీరమేవ సద్స్కృత్య ఏ సద్స్కృత్య సద్స్కృత్యైవ సద్స్కృత్యాభ్యారోహత్యభ్యారోహర సద్స్కృత్యైవ సద్స్కృత్యాభ్యారోహతి సద్స్కృత్యాభ్యారోహత్యభ్యారోహర సద్స్కృత్య సద్స్కృత్యాభ్యారోహతి శరీరం శరీరమభ్యారోహత సద్స్కృత్య సద్స్కృత్యాభ్యారోహతి శరీరం అభ్యారోహతి శరీరం శరీరమభ్యారోహత్యభ్యారోహతి శరీరం వై వై శరీరమభ్యారోహత్యభ్యారోహతి శరీరం వై అభ్యారోహతీత్యభి ఆరోహతి శరీరం వై వై శరీరం శరీరం వా ఏతదేతద్వై శరీరం శరీరం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతద్యజమానో యజమాన ఏతద్వై వా ఏతద్యజమాన ఏతద్యజమానో యజమాన ఏతదేతద్యజమానస్సం సంయజమాన ఏతదేతద్యజమానస్సం యజమానస్స సంయజమానో యజమానస్స గుస్కృతే కృతే సంయజమానో యజమానస్స గుస్కృతే సగస్కృతే కృతే సగం సగస్కృతే యద్యత్కృతే సగం సగస్కృతే యద్ కృతే యద్యత్కృతే కృతే యదగ్నిమగ్ని యత్కృతే కృతే యదగ్నిం యదగ్నిమగ్నిచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్చుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతేచ్ఛుతే ఈశ్వరం వై ఈశ్వరం చితే సుదేవై ఈశ్వరం జ్యోతి జ్యోతి వైశ్వరం చితే సుదేవై ఈశ్వరం జ్యోతి వైశ్వరం జ్యోతి జ్యోతి వైశ్వరం వై ఈశ్వరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి వైశ్వరం వై ఈశ్వరం జ్యోతి శరీరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవైవ శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవ శరీరమేవైవ శరీరం శరీరమేవ సద్స్కృత్య సద్స్కృత్యైవ శరీరం శరీరమేవ సద్స్కృత్య ఏవ సగ్స్కృత్య సగ్స్కృత్యైవ సగ్స్కృత్యాత్మనాత్మనా సగ్స్కృత్యైవ సగ్స్కృత్యాత్మనా సగ్స్కృత్యాత్మనాత్మనా సగ్స్కృత్య సగ్స్కృత్యాత్మనాభ్యారోహత్యభ్యారోహత్యాత్మనా సగ్స్కృత్య సగ్స్కృత్యాత్మనాభ్యారోహతి ఆత్మనాభ్యారోహత్యభ్యారోహత్యాత్మనాత్మనాభ్యారోహత తస్మాత్తస్మాదభ్యారోహత్యాత్మనాత్మనాభ్యారోహత అభ్యారోహతస్మాత్తస్మాదభ్యారోహత్యభ్యారోహతస్మాత్తస్యనస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస్మాత్తస్యనానస్యతస్మాత్తస దేవ జీవన్నేవ జీవన్ జీవన్నేవ దేవాన్ దేవానేవ జీవన్ జీవన్నేవ దేవాన్ ఏవ దేవాన్ దేవానేవైవ దేవానప్యపి దేవానేవైవ దేవానపి దేవానప్యపి దేవాన్ దేవానప్యేత్యేత్యపి దేవాన్ దేవానప్యేది అప్యేత్యేత్యప్యప్యేత వైశ్వానర్యా వైశ్వానర్యేత్యప్యప్యేత వైశ్వానర్యా ఏత వైశ్వానర్యా వైశ్వానర్యేత వైశ్వానర్యచ్చ వైశ్వానర్యేత వైశ్వానర్యచ్చ ఈశ్వానర్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యేత్యే అగ్నిర్వైశ్వానరో వైశ్వానరస్త వైశ్వానరో అగ్నిరగ్నిర్వైశ్వానరస్త वैश्वानरस्तस्य वैश्वानरो वैश्वानरस्तस्यैशेषानस्य वैश्वानरो वैश्वानरस्तस्यैषा तस्यैशेषानस्य नस्यैषाचिदिश्चितिरेषानस्य नस्यैषाचिदिः रेषाचिदिश्चितिरेषैषाचिदिर्यद्यच्चितिरेषैषाचिदिर्यत् चिदर्यद्यच्चिदिश्चिदर्यत्पुरीशम् पुरीषयच्चिदिश्चिदर्यत्पुरीषम् यत्पुरीशम् पुरीषयद्यत्पुरीषमग्निम् पुरीषयद्यत्पुरीषमग्निम् पुरीषमग्निमग्निम् पुरीषम् पुरीषमग्निमेवैवाग्निम् पुरीषम् पुरीषमग्निमेव अग्निमेवैवाग्निमग्निमेव वैश्वानरम् वैश्वानरमेवाग्निमग्निमेव वैश्वानरम् एव वैश्वानरम् वैश्वानरमेवैव वैश्वानरम् चिरते चिरते वैश्वानरमेवैव वैश्वानरम् चिरते ईश्वरञ्चुर्देवैश्वानरम् वै ईश्वरञ्चुर्द एषैषाचुर्देवैश्वानरम् वै ईश्वरञ्चुर्द एषा चुरुत एषैषाचुर्दे चुरुत एषा वै वा एषाचुर्दे चुरुत एषा वै वा एषैषा वा अग्नेरग्नेर्वा एषैषा वा अग्नेः वा अग्नेरग्नेर्वै वा अग्नेः प्रिया प्रियाग्नेर्वै वा अग्नेः प्रिया अग्नेः प्रिया प्रियाग्नेरग्नेः प्रियातनोः स्थलोः प्रियाग्नेरग्नेः प्रियातनोः प्रियातनोस्तनोः प्रिया प्रियातनोर्यद्यत्तनोः प्रिया प्रियातनोर्यत् तनोर्यद्यत्तनोस्तनोर्यद्वै ईश्वानरो वै ईश्वानरो यत्तनोस्तनोर्यद्वै ईश्वानरः यद्वै ईश्वानरो वै ईश्वानरो यद्यद्वै ईश्वानरः प्रियाम् प्रियाम् वै ईश्वानरो यद्यद्वै ईश्वानरः प्रियाम् ईश्वानरः प्रियाम् प्रियाम् वै ईश्वानरो वै ईश्वानरः प्रियामेवैव प्रियाम् वै ईश्वानरो वै ईश्वानरः प्रियामेव प्रियामेवैव प्रियाम् प्रियामेवास्यास्यैव प्रियाम् प्रियामेवास्य एवास्यास्यैवैवास्य तनुवम् तनुवमस्यैवैवास्य तनुवम् अस्य तनुवम् तनुवमस्यास्य तनुवमवाव तनुवमस्यास्य तनुवमव तनुवमवाव तनुवम् तनुवमवरुन्धे रुन्धेव तनुवम् तनुवमवरुन्धे अवरुन्धे रुन्धे वावरुन्धे रुन्ध इति रुन्धे अग्नेर्वै वा अग्नेरग्नेर्वै दीक्षया दीक्षया वा अग्नेरग्नेर्वै दीक्षया वै दीक्षया दीक्षया वै वै दीक्षया देवा देवा दीक्षया वै वै दीक्षया देवा दीक्षया देवा देवा दीक्षया दीक्षया देवा विराजम् विराजम् देवा दीक्षया दीक्षया देवा विराजम् विराजम् देवा देवा विराजमाप्नुवन्नाप्नुवन् विराजम् देवा देवा विराजमाप्नुवन् विराजमाप्नुवन्नाप्नुवन् विराजम् विराजमाप्नुवन् तिस्रस्तिस्राप्नुवन् विराजम् विराजमाप्नुवन् तिस्रः विराजमिति विराजम् आप्नुवन् तिस्रस्तिस्राप्नुवन्नाप्नुवन् तिस्रो रात्रि रात्रिस्राप्नुवन्नाप्नुवन् तिस्रो रात्रिः तिस्रो रात्रि रात्रिस्तिस्रस्तिस्रो रात्रिर्दीक्षितो दीक्षितो रात्रिस्तिस्रस्तिस्रो रात्रिर्दीक्षितः रात्रिर्दीक्षितो दीक्षितो रात्रि रात्रिर्दीक्षितः स्यात् स्याद्दीक्षितो रात्रि रात्रिर्दीक्षितः स्यात् दीक्षितः स्यात् स्याद्दीक्षितो दीक्षितः स्यात् त्रिपदा त्रिपदा स्याद्दीक्षितो दीक्षितः स्यात् त्रिपदा त्रिपदा त्रिपदा स्यात् स्यात् त्रिपदा विराट् विराट् त्रिपदा स्यात् स्यात् त्रिपदा विराट् त्रिपदा विराट् विराट् त्रिपदा त्रिपदा विराट् विराजम् विराजम् विराट् त्रिपदा त्रिपदा विराट् विराजम् त्रिपदे त्रिपदा विराट् विराजम् विराजम् विराट् विराट् विराजमाप्नोत्याप्नोति विराजम् विराट् विराट् विराजमाप्नोति विराजिति विराट् विराजमाप्नोत्याप्नोति विराजम् विराजमाप्नोति षट्षडाप्नोति विराजम् विराजमाप्नोति षट् विराजमिति विराजम् आप्नोति षट्षडाप्नोत्याप्नोति षड्रात्रि रात्रिषडाप्नोत्याप्नोति षड्रात्रिः षड्रात्रि रात्रि षट्षड्रात्रिर्दीक्षितो दीक्षितो रात्रि षट्षड्रात्रिर्दीक्षितः रात्रिर्दीक्षितो दीक्षितो रात्रि रात्रिर्दीक्षितः स्यात् स्याद्दीक्षितो रात्रि रात्रिर्दीक्षितः स्यात् दीक्षितः स्यात् स्याद्दीक्षितो दीक्षितः स्यात् षट् षट् स्याद्दीक्षितो दीक्षितः स्यात् षट् स्यात् षट् षट् स्यात् स्यात् षड्वै वै षट् स्यात् स्यात् षड्वै षड्वै वै षट् षड्वा ऋतव ऋतवो वै षट् षड्वा ऋतवः वारदव ऋतव वै वारदवः संवत्सरः संवत्सर ऋतव वै वारदवः संवत्सरः ऋतवः संवत्सरः संवत्सर ऋतव ऋतवः संवत्सरः संवत्सरः संवत्सरः సంవత్సర ఇది సంవత్సర సంవత్సరో విరాట్ విరాట్ సంవత్సర సంవత్సరో విరాట్ విరాజం విరాజం విరాట్ సంవత్సర సంవత్సరో విరాట్ విరాజం విరాట్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోత్ విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోతి విరాజుది వీరాట్ విరాజమాప్నోత్ విరాజం విరాజమాప్నోతి దశ దశాప్నోతి విరాజం విరాజమాప్నోతి దశ విరాజమితి వీరాజం ఆప్నోతి దశ దశాప్నోత్యాప్నోతి దశ రాత్రి రాత్రి దశాప్నోత్యాప్నోతి దశ రాత్రి దశ రాత్రి రాత్రిర్దశ దశ రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రిర్దశ దశ రాత్రిర్దీక్షిత రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత స్యాత్ స్యాత్ దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత స్యాత్ దీక్షిత స్యాత్ స్యాత్ దీక్షితో దీక్షిత స్యాద్దశాక్షరా దశాక్షరా స్యాత్ దీక్షితో దీక్షిత స్యాద్దశాక్షరా క్షరాక్షరా సద్దశాక్షరా విరాట్ విరాట్ దశాక్షరా సద్దశాక్షరా విరాట్ దశాక్షరా విరాట్ విరాట్ దశాక్షరా దశాక్షరా విరాట్ విరాజం విరాజం విరాట్ దశాక్షరా దశాక్షరా విరాట్ విరాజం దశాక్షర దశాక్షరా విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోత్యాత్మాది విరాజం విరాట్ విరాట్ విరాజమాత్మాది విరాడితి వీరాడ్ విరాజమాప్నోత్యాత్మాది విరాజం విరాజమాత్మాది ద్వాదశ ద్వాదశాప్నోది విరాజం విరాజమాత్మాది ద్వాదశ విరాజమితి వీరాజం ఆప్నోది ద్వాదశ ద్వాదశాప్నోత్యాత్మాది ద్వాదశ రాత్రి రాత్రిర్ద్వాదశాప్నోత్యాత్మాది ద్వాదశ రాత్రి ద్వాదశ రాత్రి రాత్రిర్ద్వాదశ ద్వాదశ రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రిర్ద్వాదశ ద్వాదశ రాత్రిర్దీక్షిత రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత స్యాత్ స్యాద్ దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత స్యాత్ దీక్షిత స్యాత్ స్యాద్ దీక్షితో దీక్షిత స్యాద్ ద్వాదశ ద్వాదశ స్యాద్ దీక్షితో దీక్షిత స్యాద్ ద్వాదశ ద్వాదశ ద్వాదశ స్యాత్ స్యాద్ ద్వాదశ మాసా మాసా ద్వాదశ స్యాత్ స్యాద్ ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర మాసా సంవత్సర సంవత్సర మాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర విరాట్ విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోత్యాప్నోతి విరాజం విరాట్ విరాట్ విరాజమాప్నోతి విరాడితి వీరాడ్ విరాజమాత్మాత్యాప్నోతి విరాజం విరాజమాప్నోతి త్రయోదశ త్రయోదశాప్నోతి విరాజం విరాజమాప్నోతి త్రయోదశ విరాజమితి వీరాజం ఆప్నోతి త్రయోదశ త్రయోదశాప్నోత్యాప్నోతి త్రయోదశ రాత్రి రాత్రి త్రయోదశాప్నోత్యాప్నోతి త్రయోదశ రాత్రి త్రయోదశ రాత్రి రాత్రి త్రయోదశ త్రయోదశ రాత్రిర్దీక్షితో దీక్షిత రాత్రి త్రయోదశ త్రయోదశ రాత్రిర్దీక్షిత త్రయోదశే త్రయ దశ రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత స్యాత్ స్యాద్ దీక్షితో రాత్రి రాత్రిర్దీక్షిత స్యాద్ దీక్షిత్యాద్దీక్షితో దీక్షిత స్యాత్రయోదశ త్రయోదశ స్యాద్దీక్షితో దీక్షిత స్యాత్రయోదశ స్యాత్రయోదశ త్రయోదశ స్యాత్ స్యాత్రయోదశ మాసా మాసాస్త్రయోదశ స్యాత్ స్యాత్రయోదశ మాసా త్రయోదశ మాసా మాసాస్త్రయోదశ త్రయోదశ మాసా సంవత్సర సంవత్సర మాసాస్త్రయోదశ త్రయోదశ మాసా సంవత్సర త్రయోదశే త్రయ దశ మాసా సంవత్సర సంవత్సర మాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర విరాట్ విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాత్మోత్యాత్మాది విరాజం విరాట్ విరాట్ విరాజమాత్మాది విరాజమితి వీరాడ్ విరాజమాప్నోత్సాప్నోతి విరాజం విరాజమాప్నోతి పంచదశ పంచదశాప్నోతి విరాజం విరాజమాప్నోతి పంచదశ విరాజమితి వీరాజం ఆప్నోతి పంచదశ పంచదశాప్నోత్యాప్నోతి పంచదశ రాత్రి రాత్రి పంచదశాప్నోత్యాప్నోతి పంచదశ రాత్రి పంచదశ రాత్రి రాత్రి పంచదశ పంచదశ రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి పంచదశ పంచదశ రాత్రి దీక్షిత పంచదశే పంచాదశ రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి రాత్రి దీక్షిత స్యాత్ స్యాత్ దీక్షితో రాత్రి రాత్రి దీక్షిత స్యాత్ పంచదశ పంచదశ స్యాత్ దీక్షితో దీక్షిత స్యాత్ పంచదశ పంచదశ స్యాత్ దీక్షితో దీక్షిత స్యాత్ పంచదశ వై పంచదశ స్యాత్ పంచదశ వై పంచదశ స్యాత్ స్యాత్ పంచదశ వై పంచదశ పంచదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్యార్ధమాసస్య రాత్రయోర్ధమాసస్య రాత్రయోర్ధమాసశో అర్ధమాసశో రాత్రయోర్ధమాసశ సంవత్సరాప్యదాప్యదే సంవత్సర సంవత్సరాప్యదే సంవత్సర సంవత్సర ఇది సంవత్సర ఆప్యదే సంవత్సర సంవత్సరాప్యదాప్యదే సంవత్సర విరాట్ విరాట్ సంవత్సర ఆప్యదే సంవత్సర విరాట్ సంవత్సర విరాట్ విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషతి చతుర్విగోషత రాత్రిర్దీక్షితో దీక్షితో రాత్రిరాత్రిర్దీక్షిత స్యాత్ స్యాద్దీక్షితో రాత్రిరాత్రిర్దీక్షిత స్యాత్ వసవో బిభర బిభర్వసవో వసవో బిభరస్తే బిభరు వసవో వసవో బిభరస్తే అభిభరస్తే బిభర బిభరస్తే పృథివీం పృథివీం తే బిభర బిభరస్తే పృథివీం తే పృథివీం పృథివీం తే పృథివీమా పృథివీం తే పృథివీమా పృథివీమా పృథివీం పృథివీమాజయన్న సయన్నా పృథివీం పృథివీమాజయన్న రాజయన్నయన్నాదయం గాయత్రీం గాయత్రీమదయన్నాదయం గాయత్రీం అజయం గాయత్రీం గాయత్రీమదయన్నదయం గాయత్రీం ఛందశ్చందో గాయత్రీమదయన్నదయం గాయత్రీం ఛంద గాయత్రీం ఛందశ్చందో గాయత్రీం గాయత్రీం ఛందోష్టావష్టౌ ఛందో గాయత్రీం గాయత్రీం ఛందోష్టౌ ఛందోష్టావష్టౌ ఛందశ్చందోష్టౌ రుద్రారుద్రా అష్టౌ ఛందశ్చందోష్టౌ రుద్రా అష్టౌ రుద్రా రుద్రా అష్టావష్టౌ రుద్రాస్తే రుద్రా అష్టావష్టౌ రుద్రాస్తే రుద్రాస్తే రుద్రా రుద్రాస్తేంతరిక్షమంతరిక్షం తే రుద్రా రుద్రాస్తేంతరిక్షం ఏంతరిక్షమంతరిక్షం తేంతరిక్షమాంతరిక్షం తేంతరిక్షమా అంతరిక్షమాంతరిక్షమంతరిక్షమాజయన్నదయన్నాంతరిక్షమంతరిక్షమాజయన్ ఆజయన్నదయన్నాదయం తృష్టభం తృష్టభమదయన్నాదయం తృష్టభం అజయం దృష్టభం దృష్టభమదయన్నదయం దృష్టభం ఛందశ్చందస్తృష్టభమదయన్నదయం దృష్టభం ఛంద దృష్టభం ఛందస్తృష్టభం దృష్టభం ఛందో ద్వాదశ ద్వాదశ ఛందస్తృష్టభం దృష్టభం ఛందో ద్వాదశ ఆదిత్యాదిత్యాద్వాదశ ఛందస్ ఛందో ద్వాదశాదిత్యాదిత్యాద్వాదశ ద్వాదశాదిత్యాస్తే ఆదిత్యాద్వాదశ ద్వాదశాదిత్యాస్తే ఆదిత్యాస్తే ఆదిత్యాస్తే వందే వందే జగదీం జగదీమదయన్నాదిం జగదీం ఆదిన్నదీన్నాదిగదీం జగదీమదయన్నాదిగదీం ఛందస్ఛందో జగదీమదయన్నదీం జగదీం ఛంద జగదీం ఛందస్ఛందో జగదీం జగదీం ఛందస్తతస్తతస్ఛందో జగదీం జగదీం ఛందస్తత ఛందస్తతస్ఛందస్ఛందస్తతో వై వైతస్ఛందస్ఛందస్తతో వై తో వై వైతస్తతో వై తే వైతస్తతో వై తే ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ ద్వాదశ చిన్వేద చిన్వేద ద్వాదశమాసాః ద్వాదశమాసాసంవత్సర అహోరాత్రాణ్యహోరాత్రాణిష్టగా ఆప్తేష్టగమాప్తేష్టగమిష్టగా అహోరాత్రాణ్యహోరాత్రాణిష్టగా ఆప్తేష్టగం అహోరాత్రా ఇష్టకానీత్యః రాత్రాణి ఇష్టకా ఆప్తేష్టకమాప్తేష్టకమిష్టకా ఇష్టకా ఆప్తేష్టకమేనమేనమాప్తేష్టకమిష్టకా ఇష్టకా ఆప్తేష్టకమేనం ఆప్తేష్టకమేనమేనమాప్తేష్టకమాప్తేష్టకమేనం చిరుతే చిరుత ఏనమాప్తేష్టకమాప్తేష్టకమేనం చిరుతే ఆప్తేష్టకమిత్యాప్తా ఇష్టకం ఏనం చిరుతే చిరుత ఏనమేనం చిరుతేథో అథో చిరుత ఏనమేనం చిరుతేథో చిరుతేథో అథో చిరుతే చిరుతేథో వ్యావృతం వ్యావృతమథో చిరుతే చిరుతేథో వ్యావృతం అథో వ్యావృతం వ్యావృతమథో అథో వ్యావృతమేవ వ్యావృతమథో అథో వ్యావృతమేవ అథో ఇత్యథో వ్యావృతమేవ వ్యావృతం వ్యావృతమేవ గచ్చతి గచ్చత్యేవ వ్యావృతం వ్యావృతమేవ గచ్చతి వ్యావృతమిది మీ ఆవృతం ఏవ గచ్చతి గచ్చత్యేవ ఇవ గచ్చతి శ్రేష్ఠ్రేష్ఠ్యం గచ్చత్యేవ ఇవ గచ్చతి శ్రేష్ఠ్యం శ్రేష్ఠ్రేష్ఠ్యం గచ్చరి గచ్చరి శ్రేష్ఠకం సమానానాగం సమానానాగు శ్రేష్ఠ్యం గచ్చరి గచ్చరి శ్రేష్ఠకం సమానానాం శ్రేష్ఠకం సమానానాగం సమానానాగు శ్రేష్ఠగ శ్రేష్ఠకం సమానానాం సమానానామిది సమానానాం.